16:8 ఛాందోగ్యోపనిషత్ అధ్యయన వచన పుష్పము అష్టమాధ్యాయము 16:8-1 అష్టమాధ్యాయము ప్రథమ ఖండము హృదయ పుండరికము పద్మము బ్రహ్మోపాసన. ఒక రాజుగారు ఉన్నారు. ఆయన రాజు కాబట్టి సమస్తమునకు అధికారి. ఆయన ముఖ్యపుర పట్టణ రాజాంతపురంలోనూ రాజసభలోనూ వేంచేసినవారే ఉన్నారు. ఆ పట్టణములో అనేక మంది ప్రజలు, ఆయన అంతఃపురములో అనేక మంది సేవకులు ఉన్నారు. వారంతా రాజుగారిచ్చిన అధికారముతో రాజు యొక్క ఉద్దేశ్యములు, సంకల్పములు, ఆజ్ఞలు నిర్వర్తిస్తూ వారివారి విద్యుక్తధర్మములను నిర్వర్తిస్తూ ఉన్నారు. మంత్రులు సమాలోచనలు రాజుగారికి అందిస్తూ ఉన్నారు. సైన్యాధికారి రాజ్యపరిరక్షణ నిర్వర్తిస్తూ ఉన్నారు. బ్రహ్మాండముగా రాజ్యపాలన లీలగా జరుగుతోంది. రాజుగారి అధికారము ఆ రాజ్యములో ఎక్కడ ఉన్నది? సామ్రాజ్యమంతా విస్తరించి ఉన్నది. ఇట్టి దృష్టాంతము సహాయముతో ఇప్పుడు గురుశిష్యుల మధ్య జరుగుచున్న హృత్ పుండరిక, పద్మ, అంతరాకాశ, హృదయాంతఃపుర జగత్ కల్పన, ఆత్మ యొక్క పరివేష్ఠిత్వము, మనోబుద్ధి, చిత్త, అహంకారముల సేవనములు శాస్త్రములచే బోధించబడుతోంది. కొందరు శిష్యులు గురుదేవులవారిని ఆత్మజ్ఞాన భిక్షకే ఆశ్రయించారు. శిష్యులు గురుదేవ, బ్రహ్మపురము అన్వేషణను విశేషముల గురించి మీ సవివరణను శ్రవణం చేయాలని ఉత్సుకత పొందుచున్నాము. దయతో వివరించ ప్రార్థన. మేము అన్వేషించవలసిన పరాకాష్ఠ వస్తువు ఏది? గురుదేవుడు పరబ్రహ్మ స్వరూపులగు ఓ విద్యాధ్యయనులారా, మీరు అడిగిన దాని గురించి వేదాంత విజ్ఞాన సంబంధమైన ఆర్యవచనములను దృష్టిలో పెట్టుకుని వివరించి చెబుతాను. శ్రద్ధగా వినండి. దేహిచే ధారణ చేయబడుచున్న ఈ దేహములో విశ్వానంద స్వరూపుడు, విశ్వగతుడు, విశ్వుడు, అవిశ్వుడు అగు పరబ్రహ్మమూర్తి వేంచేసినవారే ఉన్నారు. అందుచేత ఇది బ్రహ్మపురము అని పిలువబడుతోంది. అట్టి ఈ బ్రహ్మపురములో దహరము, హృదయము అనే సూక్ష్మమగు ఆకాశ గృహము, ఆ దహరాకాశ గుహలో ఒక తెల్లటి పద్మము, పుండరికము, జ్ఞానపుష్పము, ఆ పద్మములో మరెంతో సూక్ష్మమగు అంతరాకాశము, అట్టి అంతరాకాశములో గలదానిని మీరంతా చక్కగా పరిశోధించి తెలుసుకుని ఉపాసించండి. దానిపట్ల జిజ్ఞాసువులై ఉండండి. గురు ఆశ్రయము, శ్రవణ మననములు నిర్వర్తించండి. శిష్యులు గురుదేవ, ఈ దేహ బ్రహ్మపురమునందుగల సూక్ష్మమైనట్టి కమలాకార హృదయాకాశమును ఎట్లా గుర్తించాలి? అట్టి హృదయ పద్మములో గల అంతరాకాశమును మేము దర్శించేది ఎట్లా? అట్టి అంతరాకాశములో మేము దర్శించవలసినది దేని గురించి? గురుదేవులు, ఈ బాహ్యకాశము అంతుపొంతు లేనిదే కనిపిస్తోంది కదా. అట్లాగే హృదయములోని ఆకాశము కూడా అనంతమైనది. ఈ దృశ్య బ్రహ్మాండములో కనిపించే దేవతాలోకములు, భూమి, పృథివీ, అభయము ఈ అంతరాకాశములోనే సంవేద్యమై ఎన్కంపాస్డ్ ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ కనిపిస్తున్న అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, తేజము, నక్షత్రములు ఇంకా ఇక దృశ్యములో కంటికి, అనుభవానికి లభించనివి మొదలైనవన్నీ హృదయాకాశములోనే సంస్థితమై ఉన్నాయి. సర్వజగత్తులు అట్టి హృదయాకాశమునందే కథలోని వర్ణనములు వలె, అద్దములో ప్రతిబింబములు వలె కల్పించబడి ఉనికిని పొందుచున్నాయి. శిష్యులు గురువర్య, ఆకాశమే ఉపాధిరహితం కదా. ఇక బ్రహ్మపురము అనదగు ఈ శరీరములోని హృదయాకాశములోనే ఈ కనబడే సర్వభూతములు, జీవులు, వారివారి ఇచ్ఛలు, కామములు మొదలైనవన్నీ ఏర్పడి ఉన్నట్లుగా గమనిస్తూ ఉపాసించవలసినదిగా మీరు ఆజ్ఞాపిస్తున్నారు. ఇప్పుడు ఒక సందేహము. అట్టి ఈ శరీరము ఒకప్పటికి వార్ధక్య దశ పొంది ఆ తరువాత నశించిపోవటం జరుగుచున్నప్పుడు, అప్పుడు హృదయాకాశములోని లోకాలు, భూతజాలము మొదలైనవన్నీ ఏమవుతున్నాయి? అవి కూడా నశిస్తున్నాయా? దేహము నశించిన తరువాత ఇంకా కూడా ఏమేమీ శేషిస్తున్నాయి? కుండ పగిలినప్పుడు కుండలోని పాలు నేలపై పడి నశించిపోయినట్లు దేహము నశించవచ్చుగాక. హృదయాకాశములోని అగ్ని, వాయువు, సూర్యుడు, చంద్రుడు, విద్యుత్తు, నక్షత్రములు, లోకములు మొదలైనవి కూడా నేలపై పాలు కారినట్లు కారి నశిస్తాయా? అప్పటికీ హృదయంలో అంతటికీ భిన్నంగా ఏదైనా శేషిస్తున్నదా? అద్దాని గురించి వివరించండి. గురుదేవుడు ఆత్మస్వరూపులగు తత్వాధ్యయనులారా, మీ ప్రశ్నకు సమాధానము సూక్ష్మ దృష్టితో వినండి. ఆకాశములో ఏర్పడినవయున్న వస్తువులు నశించినప్పుడు, అనగా అగ్ని ఆరిపోయినప్పుడు గాని గాలి తొలగినప్పుడు గాని ఆకాశము నశిస్తుందా? నశించదు కదా. అట్లాగే నా అస్య జరయ ఏతత్ జీర్యతి నవధేన అస్య హన్యత. దేహము యొక్క వార్ధక్యము చేతగాని, దేహము నశించటము చేతగాని హృదయాకాశము నశించదు. కలలో చూచిన జీవులకు సమస్త వస్తుజాలమునకు నశించటము అనే ధర్మము ఏముంటుంది? అవన్నీ మొదలే సత్యము కావు కదా. ఈ దేహము, అద్దాని జనన మరణములు హృదయాకాశము దృష్ట్యా కలలో చూచిన సంగతి సందర్భముల వంటివి మాత్రమే. మిథ్యయే. ఆత్మ వేరు, దేహము వేరు. దేహమునకు దెబ్బ తగిలితే అది ఆత్మకు తగలదు. బ్రహ్మపురములో ప్రకాశమయ్యంటున్న బ్రహ్మాకాశము, దహరాకాశము, హృదయాకాశము సత్యము. ఇక ఈ దేహమో కలలో కనబడిన వస్తువు వంటిది, కాబట్టి సత్యము కాదు. సమస్త కామములు చూడాలని అభిలషించేవన్నీ బ్రహ్మము అని పిలువబడే ఆత్మయందే దర్పణంలో దృశ్య పరంపరలవలే సమాహితమై ఉన్నాయి. రాజు కోరినట్లు సభ ఉన్నట్లే, ఆత్మ కోరుకున్నట్లే సమస్తము రూపము పొంది వర్తిస్తున్నాయి. అట్టి కేవలము నిత్యము సత్యము అగు మనందరి అఖండాత్మ ఎట్టిది? ఎట్టిదో వినండి. దేనియందు సమస్తము సమాహితమై ఏర్పడినదై ఉన్నదో అట్టి ఆత్మ అపహత పాప్మ సమస్త దోషములు తొలగించుకోగా అనుభవమయ్యేది. ఎట్టి దోషములు అంటజాలనిది? విజరో జరామరణములు లేనట్టిది. వార్ధక్యము నశించటము అనుధర్మములచే స్పృశించబడనది. విముక్యో శరీరధర్మమైనట్టి ముత్యువు అనునది ఆత్మకు బ్రహ్మాకాశమునకు లేదు. విశోకో ఇష్టమైనవి లభించినప్పుడు సంతోషించటము, అవి కోల్పోయినప్పుడు శోకించటము, ఇవన్నీ మనస్సు యొక్క ధర్మములు. ఆత్మనిత్య ప్రకాశకము అద్దానికి శోకించటము, ఆదుర్దాపడటము, వేదన చెందటము, విసుగుపడటము మొదలైన ధర్మములు, ఫీచర్స్ ఏమాత్రమూ లేవు. మానసిక సంతాపములు మనస్సుకు సంబంధించినవేగాని ఆత్మకు సంబంధించినవే కావు. విజిఘత్సో అపిపాసహ ఆకలి దప్పిక అను భౌతిక ధర్మములు లేనట్టిది. భోజనేచ్ఛ పిపాసేచ్ఛలచే బద్ధము పరిమితము కానట్టిది. సత్యకామహ అది ఏది కోరుకుంటే అదే సత్యమవుతుంది. అది ఏది ఇష్టమని తలిస్తే అది అట్లే ఇష్టముగా అనుభూతమవుతుంది, సత్యముగా ప్రాముఖ్యత పొందగలదు. సత్యసంకల్పహ అది దేనిని ఏదిగా తుచ్ఛముగానో అధికమనియో జీవుడనో ఈశ్వరుడనో పరమాత్మ అనో సంకల్పిస్తే అది అట్లే సంకల్పితమూ అవుతుంది. ఈ దృశ్యము సత్యమే అని సంకల్పిస్తే సత్యమనియే అనుభూతమవగలదు. అట్టి ఆత్మగురించియే తెలుసుకోవాలి సుమ. ఈ విశ్వసభలో ఆత్మయే రాజాధిరాజు. ఒకవేళ అట్టి ఆత్మను తెలుసుకోపోతేనో? ఏ విధంగా రాజు వద్ద తమ ఆయా విద్యుప్త ధర్మములు నిర్వర్తించే మంత్రి, సేనాని, సైనికుడు, సేవకులు, ద్వారపాలకులు మొదలైన వారంతా రాజాజ్ఞకు రాజశాసనమునకు లోబడి అస్వతంత్రులై కర్మలు నిర్వర్తించుచూ ఉంటారో, ఆ తీరుగా ఈ జీవుడు అస్వతంత్రుడై ఉంటాడేగాని ఆత్మస్వాతంత్ర్యమును అనుభూతపరుచుకోలేడు. ఆత్మవాన్ ఏవ బలవాన్, ఆత్మవాన్ ఏవ జీవతి, ఆత్మవాన్ ఏవ సుఖవాన్, తస్మాత్ ఆత్మమయో భవ యోగవాసిష్టము. శిష్యులు కాయితే కర్మఫలములు ప్రయోజనములు ప్రసాదించేవి కావా? కర్మలచే ఉత్తమ లోకములు లభించవా? సత్కర్మలు సుఖలోకములను ప్రసాదించటము ఉంటుంది కదా. గురువర్యులు ఇహ కర్మలకు ఉత్తమ అధమలోక ప్రవేశముల ప్రయోజనము దృశ్యముపై దృఢమైన నమ్మకము ఉన్నంతవరకు ఉంటాయి. అయితే ఇక్కడే ఎవరైనా డబ్బు సంపాదించి ఆ తరువాత ఖర్చు చేసివేస్తూ ఉంటే ఆ డబ్బు కరిగిపోతుంది కదా. అట్లాగే పుణ్యకర్మల వలన లభించిన పుణ్యలోకములు కూడా, సుఖమయ లోకములు కూడా పుణ్యక్షయముచే ఆతని పట్ల నశించగలవు. అయితే ఆత్మజ్ఞానముచే పుణ్య పాపలోకములు కర్మలు కర్మఫలములు స్వప్నములోని వస్తువులే లేనివే అవుతాయి. ఎవరైతే ఆత్మతత్వజ్ఞానము ఆత్మయొక్క సత్యకామన జగత్కల్పన చమత్కారములు తెలుసుకోకుండానే పరలోకము స్టేట్ ఆఫ్ పోస్ట్ డేత్ ప్రవేశిస్తారో వారు కర్మఫలవశులే ఉంటారు. యథేచ్ఛా గమనము యథేచ్ఛా సంచారము వోండరింగ్ ఆస్ దే దేమ్ సెల్వ్స్ లైక్ ఇట్ సిద్ధించుకోలేదు. ద్వంద్వ మోహములు ఆత్మజ్ఞానికి ఆత్మతత్వానుభవము సిద్ధిస్తుండగా దీపము వెలిగిన తరువాత చీకట్లు వలె తొలగిపోతాయి. ఎవరైతే ఆత్మ యొక్క సత్యకామ సత్య సంకల్ప విశేష లక్షణములు తెలుసుకునినవారుతారో అట్టివారు సర్వలోకములలో కామచారులై యథేచ్ఛగా సంచరించగలుగువారే ఉంటారు. సమస్త లోకములను తయమందు దర్శిస్తూ సమస్త లోకములలో వారు కోరుకున్న తీరుగా కోరుకున్న చోట స్థితి స్థానములను లీలగా క్రీడగా ఆస్వాదించగలరు. కనుక బిడ్డలారా, శాస్త్రందు గురువాక్యముల పరమార్థమును శ్రవణం చేసి స్వతంత్రులు లిబరేటెడ్ ఇండిపెండెంట్ అయ్యెదరుగాక. అందుకు ఉపాయము ఆత్మజ్ఞానమే. తరతి శోకం ఆత్మవిత్ 16:8-2 అష్టమ అధ్యాయము ద్వితీయ ఖండము ఆత్మ ఇచ్ఛాలోక విహారి. ఆత్మ యొక్క సత్యకాం సత్య సంకల్ప తత్వములు ఎట్టివో ఎరిగినప్పుడు అట్టివాడు స్వేచ్ఛావిహారుడై సర్వలోక పూజ్యుడై వెలుగొందగలడు. సర్వత్రా ఆత్మను దర్శిస్తూ సమస్తమునందు ఆత్మను ఉపాసించుచు ఆత్మయందే సమస్తము చూచువాడు సర్వశ్రేష్ఠుడై ఉంటాడు. అట్టివాడు పితృలోకము కోరుకుంటే జీవుల ఉత్పత్తికి కారణమై సుఖరూప హేతుభూతములైన పితృలోకములలో సంకల్పమాత్రంగా ప్రవేశించగలరు. శుద్ధచిత్త ప్రభావముచేత పితృలోక సంపన్నుడగుచు పితృలోకములో మహిమాన్వితుడై పూజింపబడగలడు. ఆతడు మాతృలోకములో ప్రవేశము కోరుకొంటే మాతృవాత్సల్యముతో నిండిన మాతృలోకమును సంకల్పమాత్రంగా ప్రవేశించి సముత్తిష్ఠత శ్రేష్ఠత్వము పొందగలడు. మాతృలోక ప్రవేశ సంపన్నుడై మాతృలోకములో గౌరించబడగలడు. భ్రాతృలోక ప్రవేశము కోరుకుంటే సంకల్పమాత్రంగా భ్రాతృలోకము జోన్ ఆఫ్ బ్రదర్హుడ్ ప్రవేశించి భ్రాతృగణములో ఒకడే ఉపస్థితుడు కాగలడు. భ్రాతృలోక సిద్ధి మహిమలను పొందగలడు. ఒకవేళ సోదరి స్వప్న లోకము ప్రవేశించ ఇచ్చగిస్తే సంకల్పము చేతనే సోదరీ లోకములో ప్రవేశించి సోదరీలోక సంపన్నుడై గౌరవించబడగలడు. సోదరీ లోకములో పూజింపబడువాడు అవగలడు. సర్వత్రా స్వస్వరుత్మ యొక్క విన్యాసముగా దర్శించు ఆతడు సఖీ స్నేహితుల లోకకాముడు అయితే సంకల్పమాత్రం చేత సుఖాలతో సుసంపన్నుడై మహిమాన్వితుడు కాగలడు. గంధమాల్యలోకము పట్ల ఇష్టుడైతే సంకల్పమాత్రంచేతనే గంధమాల్యలోకవాసుడై అక్కడ పూజనీయుడు కాగలడు. అన్న పాన సంబంధ లోకకాముడైతే సంకల్పమాత్రంచేత అన్నపానములచే సముపత్తిష్ఠుడు అయి సుసంపన్నుడు పూజనీయుడు కాగలడు. గీతావాద్య సంబంధ లోకమును ఆతడు కావాలని అనుకుంటే గీతావాద్యముల ప్రాప్తిచే సంపన్నుడై శ్రేష్ఠుడు కాగలడు. ఆతడు స్త్రీలోక కాముడైతే స్త్రీలోకములో సంకల్పమాత్రంగా ప్రవేశించి శ్రేష్ఠుడుగా పూజించబడగలడు. ఆ సమస్తము ఆత్మగా ఎరుగుచు దర్శించుచు ఆత్మయందు ప్రవేశము పొందినవాడు ఏ భోగములు వాంఛిస్తే అవన్నీ సంకల్పమాత్రం చేతనే ఆతనికి ప్రాప్తించగలవు. ఆత్మజ్ఞాని స్వేచ్ఛావిహారి అయి లోకములలో సంచరించుచునే సమస్త లోకములను దర్పణంలో ప్రతిబింబము వలె తనయందే దర్శించగలడు కూడా. 16:8-3 అష్టమ అధ్యాయము తృతీయ ఖండము సత్యమును ఆవరించి ఉంటున్న అసత్యము. శిష్యులు ఆత్మ సర్వస్వాతంత్ర్యమైనదని ఈ జీవుడు స్వతహగా ఆత్మస్వరూపుడే అని ఆత్మ యొక్క ఔన్నత్యము ఎరిగినప్పుడు సంకల్పమాత్రముచే ఇష్టానుసారము సమస్త లోకములలో ప్రవేశము పొంది ప్రతిష్ట కలిగియుండగలడని తమరు ప్రవచించున్నారు కదా. మరి ఈ జీవుడు నేను స్వర్గలోకము చేరదనుగాక అని అనుకున్నప్పటికీ కర్మానుసారంగా భూపాతాలాది లోకములు చేరును అని శాస్త్రములు ఎందుకు హెచ్చరిస్తున్నాయి? ఈ జీవుని నడిపేది ఆతని ఇచ్ఛయ లేక కర్మలా కాక మరింకేదన్నానా? ఈ ప్రశ్నకు మరల సమాధానము ప్రసాదించండి. గురుదేవుడు, ప్రియ ఆత్మస్వరూపులారా, ముముక్షు శ్రేష్ఠులారా, ఈ జీవుడు స్వతహగా ఆత్మస్వరూపుడే. ఆత్మయే సత్యము. ఇందులో సందేహము ఉండవలసిన పనిలేదు. ఇది వేద వామ్యము వాక్కు కదా. అయితే మీరు చెప్పినట్లు ఈ జీవుడు సుఖమయ లోకాలు కావాలనుకొని కూడా దుష్టకర్మల ప్రభావంచేత దుహఖము బంధము రాజ్యమేలు లోకాలకు రాకపోకలు కొనసాగిస్తున్నాడు. ఇందుచేత వినండి, సత్యాహ కామా అనూతా అపిధానాహ. ఈ జీవుని సత్యకామము, సత్యసంకల్పము ఈ రెండూ కూడా అసత్యము, మిథ్యా అయిన విశేషాలతో కప్పబడుచున్నాయి, అపిధానము అగుచున్నాయి. ద ట్రూత్ ఈజ్ బీయింగ్ కవర్డ్ బై ఫోల్స్ అండ్ మియర్లీ ఇల్యూనరీ పర్సెప్షన్స్. సత్యము యం సత్ ఎప్పటికీ ఉండేది అయి ఉంటుంది. స్వస్వరూపము స్వతహగా ఆనందరూపమే. కాని అద్దానిపై బంధుమిత్రుల గురించిన సంబంధ అనుబంధ బాంధవ్యములు, ధన భూర్క్ గృహ బంగారు పశు సంపదల పట్ల ఉచ్చ నీచ భావావేశములు, ఆసనిరాసభయాందోళనలు మొదలైనవన్నీ దృశ్యముతో ఏర్పడుచున్న అవిచక్షణాపూర్వక సంబంధముల రూపం దాల్చి జన్మజన్మాంతరములుగా రూపుదిద్దుకొని ఉంటున్నాయి. ఆత్మయొక్క వాస్తవానుభవమును, స్వస్వరూపము యొక్క నిత్యస్వాతంత్ర్యమును ఏమర్పింపజేయుచున్నాయి. సత్యకాంసత్యసంకల్పరూప ఆత్మకామమే, ఆత్మసంకల్పములే సత్యము అని ప్రతి జీవునికి తెలిసికూడా సందర్భమాత్రములు అగు అనృతములే ఫోల్స్హుడ్ దృష్టిని అభ్యాసవశంగా ఆక్రమించుకుని ఉంటున్నాయి. మిథ్యే గునది ఎప్పటికీ సర్వవేళలో మిథ్యే అయి ఉన్నది. మిథ్య అయినది మరల సత్యముగా మారుతుందా? మారదు. కలయే సత్యము కదా. మరి కలలో అదే చూడాలి. ఇది చూడనేకూడదు అను రూపముగల సంకల్పములు అసత్య సంకల్పములు, అసత్యకామములు అగుచున్నాయి. అందుకే అవి సిద్ధించటము లేదు. శిష్యులు, గురుదేవ, ఈ తల్లి తండ్రి పుత్ర పుత్రిక మిత్ర గృహ ఇత్యాది ఆశించు విషయాలన్నీ ఎదురుగా ఘనీభూతమై ప్రాప్తిస్తూ ఉండగా అవి అనృతము అనేది కుదురుకున్నది కదా. ఇవి నిజము కాదు అనేది ఎట్లా యుక్తియుక్తం? అట్టి ఆశ మొదలైనవన్నీ అసత్య సంకల్ప అసత్యకామములేనని మీ ఉద్దేశ్యమా? గురుదేవుడు వ్యోయోహి అస్యతః ప్రైతి నతం ఇహ దర్శనాయ లభతే. ఈ దృశ్యములో జీవులకు ఒకరితో ఒకరికి బంధుమిత్రశత్రుప్రియ ప్రియజాతి ఇత్యాది పరస్పర సంబంధములు ఎంతవరకు శాశ్వతము? ఇది గమనించి జీవులచే నిత్య అనిత్య వివేకము ఆశ్రయించబడుగాక. ఎందుకంటే ఈ ప్రాణి యొక్క ఏ తల్లితండ్రి తాతముత్తాత ఇత్యాది బంధువులున్నారో వారంతా కూడా వారి మరణానంతరము ఆ ప్రాణి ఎంతగా కోరుకున్నా తిరిగి ఈ లోకములో లభించటమే లేదు కదా. అయితే జీవించియున్న మరణించియున్న ప్రియమైన బంధువుల జ్ఞాపకాలు మాత్రం హృదయమునందు ఈ ప్రాణి కలిగి ఉంటున్నాడు. అనగా ఇక్కడి ప్రియానుభవములన్నిటికీ స్థానము హృదయమే. అట్టి హృదయములో ఆత్మస్వరూప స్వభావములు నిత్యసత్యమై ఉన్నప్పటికీ సత్యకామ సత్య సంకల్ప ఆత్మను ఇహ సంబంధమైన జ్ఞాపకములు కప్పి ఉంచుచున్నాయి. సత్యమును అనూతము కప్పి ఉంచుతోంది. అదియే మాయ, సంసారము, భవబంధము మొదలైన శబ్దములచే ఉద్దేశించబడుతోంది. వాస్తవానికి ఈ జీవుడు ప్రాణి ఆత్మస్వరూపుడేనని చెప్పుకున్నాము కదా. కనుక ఆత్మ యొక్క మహదత్వము సత్యకామము సత్యసంకల్పముల గురించి తెలియని జీవుడు ప్రాణి ఎవ్వడూ లేడు. గాఢనిద్రలో నిర్విషయమగు ఆత్మ యొక్క సామీప్యము ప్రతి జీవునికి అనుభవమగుచున్నదే కూడా. అయితే స్వప్నజాగ్రత్తులలో తనను తాను ఏమరచుచుల్లీలగానో క్రీడగానో ఏమరుపుగానో సత్యకాముడు అసత్యసంకల్పుడు అయి సంచారములు చేస్తున్నాడు. అందుకు ఒక దృష్టాంతము చెబుతాను, వినండి. ఒక ధనికుడు ఉన్నాడు. అతడు తీర్థయాత్రలకు బయలుదేరబోతున్నాడు. దొంగల బాధను దృష్టిలో పెట్టుకొని తన తోటలో ఒకచోట భూమిని త్రవ్వి రత్నములు బంగారము మొదలైన వస్తువులను రహస్యంగా పాతిపెట్టి ఇక తీర్థయాత్రలకు బయలుదేరాడు. సుదీర్ఘకాలం తరువాత తీర్థయాత్రలు ముగించుకొని ఇంటికొచ్చాడు. తాను నేలలో పాతిపెట్టి దాచి ఉంచిన ప్రదేశ స్థలమునకు వెళ్లాడు. అక్కడ గడ్డి మొక్కలు పెరగటంచేత ఏ స్థలములో పాతిపెట్టాడో గుర్తుపట్టలేక ఎక్కడ త్రవ్వాలి అనుకుంటూ అక్కడక్కడే తచ్చాడుతూ ఉండసాగుచున్నాడు. మధ్య మధ్యలో తాను దేనికి వెతుకుచున్నాడో అది మరచి, ఈ మొక్కలు ఏ జాతివి, ఈ పూలు ఎటువంటివి, ఇటువంటి విషయాలు దీర్ఘకాలంగా పరిశీలించటం, పరిశోధించటం చేస్తున్నాడు. అదేవిధంగా ఈ జీవుడు తన ఆత్మస్వరూపమును దాచి జన్మకర్మల చమత్కార రూపముగా దృశ్యపరంపరలో ప్రవేశించి సుదీర్ఘకాల గమనానంతరము తన హృదయమునందు దాచి ఉంచిన ఆత్మానుభవ జ్ఞానమును తానే గుర్తించలేక రాత్రింబవళ్లు వెతుకుచున్నాడు. కాని లభించటం లేదు. ఈ జీవులంతా కూడా నిత్యము బ్రహ్మలోకమునకు గాఢనిద్ర సమయంలో వెళ్లి వస్తూ ఉన్నప్పటికీ బ్రహ్మమును గుర్తించకపోవటము జరుగుతోంది. ఇమాహ సర్వాహ ప్రజాహ అహరహ గచ్చంత్య ఏతం బ్రహ్మలోకం న విందంతి, ఎందుచేత అనృతే నహి ప్రత్యుఢాహ. అసత్యము అనృతము చేత మోహితులై ఉన్నందువలననే తమ సత్యనిత్య నిర్గుణ నిరాకారం ప్రమేయ ఆత్మస్వరూపము యొక్క అనుభవమును ఆరుఢము ఫిక్స్ అప్ చేసుకోలేకపోవుచున్నాడు. సంప్రసాదుడు, శిష్యులు, స్వామి, ఆత్మను ఎక్కడ దర్శించాలి, ఎట్లా దర్శించాలి? గురుదేవుడు, ఈ విషయం మరల చెప్పుచున్నాను, వినండి. అమృత స్వరూపమగు ఆత్మ మీలో ప్రతి ఒక్కరి యొక్క, నా యొక్క, ప్రతి ప్రాణి యొక్క హృదయముననే వేంచేసి ఉన్నది. హృదయము అను శబ్దము నిరుక్త శాస్త్రానుసారము, శబ్దోత్పత్తి శాస్త్రానుసారము ఈ విధంగా చెప్పబడుతోంది. హరుత్ ఈ సత్యమగు అహం రూపంగా హృదయము హృది అంతరముననే హృదయమునందే అయం ఏర్పడి ఉన్నదే ఉన్న ఆత్మ. సత్యమగు ఆత్మ అందరికీ అంతరముననే ఉన్నది, అనగా తాను చూడలేకపోతున్న ఆత్మ తనయందే ఉన్నది. తనయందే ఉన్న ఆత్మను తెలుసుకున్నవాడు సంప్రసాదుడు అని పిలువబడుచున్నాడు. సంప్రసాదము దేహాత్మభావము, దృశ్యాంతర్గతాత్మభావము అనే అజ్ఞానము నుండి ఈవలికి వచ్చి పరంజ్యోతి స్వరూపమగు ఆత్మను ఆశ్రయించి అట్టి ఆత్మతో మమైక్యమవటము. ఈ జీవుడు తానే ఆత్మ అయి ఉన్నాడు. జీవాత్మ అనగా జీవుడుగా ఉన్న ఆత్మ. అంతేగాని ఆత్మకు వేరైన జీవుడు అని కాదు సుమ. అట్టి ఆత్మయే అమృతం, మృతము, చావు అనే ధర్మము లేనిది కాబట్టి అమృతము, అనంతం, భ్రాంతము లేనిది కాబట్టి అనంతము. అభయం దానికి ద్వితీయమే లేదు కాబట్టి అభయము. అట్టి మన సహజ సత్, సెన్స్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అనునదేయత్ సత్ సత్యము. అదియే ఈ జీవునికి సంబంధించిన పరాకాష్ఠ సత్యము కాబట్టి బ్రహ్మము అనబడుతోంది. ఈ విధంగా ఈ జీవుడు సత్, చిత్, ఆనందస్వరూపమగు బ్రహ్మము, సత్యము, నిత్యము అయ్యే ఉన్నాడు. ప్రియ శ్రోతలారా, బిడ్డలారా, ఇప్పుడు మనము సత్యము అను శబ్దము యొక్క వ్యుత్పత్తి అర్థము, నిరుక్త శాస్త్రార్థము మరల చెప్పుకుందాము. సత్యం, సతీయం అనునది మూడు నామాక్షరములు. సకారము ఎప్పటికీ యథాతథమై ఉండేది, మృతము లేనిది, అమృతము. సత్లో సద్ ధాతువు అమృతమునకు వాచకము, తీ తకారము మత్యము మార్పు అను ధర్మము కలిగి ఉన్నట్టిది. యం సకార అమృతమునకు తకార మత్యమునకు రెండు అక్షరములను నియమనము కోయిన్సైడ్ చేయనది కలుపునది. సత్యం సత్యము, మత్యం మత్యము, యంచే సత్యం అని పలుకువాడు ఆ రెండిటినీ నియమనము వశీభూతము చేసుకొనగలడు. యం నియమనము నియమించువాడు, నియమనము చేయువాడే ఎరిగినవాడు, తెలుసుకొనుచున్నవాడు ఏవం ఏవ విత్. ఈ విధంగా సత్యము బ్రహ్మముల గురించి తెలుసుకున్నవాడు దివ్యలోక ప్రవేశము, దివ్యత్వము సిద్ధించుకోగలడు. అట్టి సత్యము బ్రహ్మము తానే అయి సర్వత్రా ప్రకాశమానుడై ఉండగలడు. తాను ఆద్యంతరహితుడై తనయందు తానే సమస్త లోకముల రూపముగా వినోదిస్తూ విహరించగలడు. 16:8-4 అష్టమ అధ్యాయము చతుర్థఖండము పరమాత్మ సేతువు వంటిది. శిష్యులు, గురుభగవాన్, సేతురాత్మ ఆత్మేవహి సేతుః అని చెప్పుకోబడే ఆత్మతత్వ వివరణ సూత్రము తత్వశాస్త్రములో ప్రసిద్ధమయ్యున్నది కదా. అట్టి ఆత్మసేతువు వంటిది ఆత్మా ఈజ్ లైక్ అ బ్రిజ్ దాట్ కనెక్ట్స్ టు ఏంజ్ గురించి వివరించమని మీకు వినతి. సేతురాత్మ, సేతు మాధవ, సేతుశివ మొదలైన శబ్దముల అంతరార్థము చెప్పండి అని శిష్యుల అభ్యర్థన. గురుదేవుడు, ప్రియ బిడ్డలారా, మనము ఇప్పుడు ఆత్మగ్యేవ హి సేతురః అను ఆధ్యాత్మిక విశేషము గురించి ప్రవచించుకుంటున్నాము. మీరంతా శ్రద్ధ, ఏకాగ్రతలతో వినండి. జీవుడు ఎల్లప్పుడూ ఒక ఆలోచన నుండి మరొక ఆలోచనకు, ఒక సందర్భము నుండి మరొక సందర్భమునకు, ఒక విషయజ్ఞానము నుండి మరొక విషయ జ్ఞానమునకు ప్రయాణికునివలే అనుక్షణము ప్రయాణిస్తూనే ఉంటున్నాడు. బహుదూరపు బాటసారివలె దేహము నుండి దేహమునకు, లోకము నుండి లోకమునకు ప్రయాణములు సలుపుచున్నాడు. ఆత్మ ఎక్కడున్నది? ఆలోచన ఆలోచనల మధ్యగా, సందర్భము సందర్భము మధ్యగా, విషయము విషయము మధ్యగా, వారధివలే సేతువువలే ఏర్పడినదైనదని ఆత్మ గురించిన గుర్తును విశ్లేషించు మహనీయులు మనకు చెప్పుచున్నారు. య ఆత్మ ససేతుః విధృతయః. ఇటు ఇహము అటు పరము నాటక పాత్ర నటుడు లను విశేషమైన ధృతితో గట్టిగా పట్టుకుని ఉన్నట్టిదే ఆత్మ. నటుడు నాటకంలోని పాత్రల మధ్యలో నిర్విషయమై ఏర్పడి ఉన్నదే ఉపాసనకే ఆత్మవస్తువు. అట్టి ఆత్మను అతిక్రమించి ఎక్కడా ఏదీ లేదు. కాలము కాల విశేషములగు పగలు రాత్రి మొదలైనవి ఆత్మకు ఈవలనే లోబడినవై ఉంటాయి. ఆత్మ కాలాతీతము, కాలమును కల్పించి నియమించినది కూడా. జీవుడు అను అనుభవి, ద ఎక్స్పీరియన్స మరియు అనుభవములు, ఎక్స్పీరియన్సెస్ రెండిటినీ నియమించినది కూడా ఆత్మయే. అట్టి ఆత్మను శారీరక ధర్మములైనట్టి జన్మజరామృత్యువులు, మనోధర్మములైనట్టి శోకమోహములు, సుఖదుహక కారణములైనట్టి పుణ్యపాపములు కించిత్కూడా సమీపించలేవు, స్పృశించలేవు. ఈ జగత్తులో కనిపించే అనేకములైనట్టి జాతులవర్ణాశ్రమముల, క్రియల, కారకముల, కర్మఫలముల భేదములు ఆత్మచేతనే ధారణ చేయబడుచున్నప్పటికీ ఆత్మను తాకజాలవు. అవన్నీ ఈశ్వరుడే ధరించి యుండటంచేత ఈశ్వరుడే ఆత్మయే సేతువుగా చెప్పబడుతోంది. ఎవ్వరైతే ఆత్మను లేక బ్రహ్మజ్ఞానమును ఉపాసిస్తాడో అట్టివాడు సర్వపాప దోషముల నుండి నివృత్తుడై నిర్మలమగు బ్రహ్మలోకము నందు ప్రవేశము పొందగలడు. ఎవరి దృష్టిలో శరీరమే కల్పితమాత్రమో అట్టివాని దృష్టి పుణ్యపాప పరిధుల నుండి దాటివేయక ఏం చేస్తుంది? ఈ జీవుడు ఆత్మజ్ఞానము చేతనే ఆత్మగురించి తెలుసుకుని సేతు సహాయంగా అజ్ఞానము నుండి సుజ్ఞానమును చేరగలడు అట్టివాడు. అంధః సన్న అంధో భవతి. గ్రుడ్డివాడైనప్పటికీ గ్రుడ్డివాడై ఉండడు. విద్ధః సనవిద్ధో భవతి. శరీరముతో సంబంధము కలిగి ఉండికూడా శరీరముతో సంబంధమే లేనివాడై ఉంటాడు. ఉపతాపీ సన్ అనుపతాపీ భవతి. అనారోగ్యముచే బాధపడుతూ కూడా బాధలు లేనివాడే ఉంటాడు. సంకటములు ఉన్నప్పుడు కూడా అవి లేనివాడే ఉంటాడు. ఆత్మ అనే సేతువును ధరించినవానికి చిమ్మచికటి రాత్రి కూడా పగలు, డే టైమ్ తో సమానము అవుతుంది. ఎందుచేతనంటే సూర్యుణ్ణి చీకటి ఎట్లా తాకుతుంది? స్వయంప్రకాశకమగు బ్రహ్మమునందు చీకటి, దుహకము మొదలైనవి ఎట్లా ఉంటాయి? శిష్యులు అట్టి నిర్మలము, స్వయం ప్రకాశకము అగు బ్రహ్మలోకము ఎట్టివారికి లభిస్తుంది? గురుదేవుడు, ఎవ్వరైతే ఇదంతా బ్రహ్మమే అని అనుకోవటము అనే ఆచరణ కలిగి ఉంటారో అట్టి బ్రహ్మచర్యము, బ్రహ్మాచరణము చేత బ్రహ్మలోకము వారికి తప్పక సిద్ధించగలదు. అట్టి బ్రహ్మలోకము సిద్ధించుకున్నవాడు తదితర స్వర్గలోకములలో తన ఇచ్ఛానుసారంగా స్వేచ్ఛావిహారి కాగలడు. తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి ఇతి తథ్యం. 16.8.5. అష్టమ అధ్యాయము పంచమ ఖండము బ్రహ్మచర్యము అనగా ఏమి? శిష్యులు, గురువర్య, బ్రహ్మచర్యము శబ్ద అర్థ అంతరార్థములు తెలుపండి. గురుదేవుడు, యజ్ఞము బ్రహ్మచర్యము, యద్యజ్ఞం ఇత్యాచక్షతే బ్రహ్మచర్యమేవ. యజ్ఞము యహజ్ఞం పరమాత్మను తెలుసుకోవటము, యో జ్ఞాత ఇతి యజ్ఞం. చర్యము చరించటము, బ్రహ్మచర్యము బ్రహ్మము నందు ఆచరణము. ఈ విధంగా ఏది యజ్ఞము అని చెప్పబడుతోందో అది బ్రహ్మచర్యమే అయి ఉన్నది. జ్ఞాని బ్రహ్మచర్యము, బ్రహ్మమును ఉపాసించటము అను చర్యలచే పరమాత్మ గురించిన ఎరుక అను అర్థము గల యజ్ఞఫలము పొందుచున్నాడు. ఇష్టము బ్రహ్మచర్యము. ఇష్టము యత్ ఇష్టం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ. ఇష్టము అపనయనము మొదలైన సంస్కారములు జగత్తుకు విహిత కార్యక్రమములు. పూజించబడేవి, యజించబడేవి, ఉపాసించబడేవి, ఇష్టము అని చెప్పబడేవి కూడా బ్రహ్మచర్యమే అయి ఉన్నది. బ్రహ్మచర్యముచే బ్రహ్మమును పొందటమే కాబట్టి యజ్ఞము, ఈశ్వర పూజ మొదలైన ఇష్టములచే ఆత్మప్రాప్తియే పొందుచున్నాము. ఏషణ కారణంగానే ఇష్టము బ్రహ్మచర్యమే అవుతోంది. సత్రాయణము బ్రహ్మచర్యము, యత్సత్రాయణం ఇతి బ్రహ్మచర్యమేవ. సత్రాయణము సత్ పరమాత్మతో, త్రాయణము రక్షణ పొందటము. సత్ ఆత్మనః త్రాణం విందతే. పరమాత్మ, నేను అజ్ఞానిని, మీరు ఆత్మత్రాయణ పరాయణులు, దయతో రక్షించండి అని ప్రార్థనలు, గానములు, శరణాగతులు బ్రహ్మము యొక్క సిద్ధి కొరకే కాబట్టి సత్రాయణము బ్రహ్మచర్యమే. మౌనము బ్రహ్మచర్యము. యత్ మౌనం ఇతి ఆచక్షతే తత్ బ్రహ్మచర్యమేవ. మౌనము అని దేనిని అంటున్నారో అది బ్రహ్మచర్యమే అయి ఉన్నది. ఎందుకంటే మౌనము అను శబ్దార్థములు రెండు ప్రక్రియలు కలిగి ఉన్నది. ఒకటి ప్రాపంచక విషయములు మననము చేయకపోవటము, రెండు పరమాత్మ గురించిన మననము కలిగి ఉండటము. తత్ బ్రహ్మచర్యేణ హి ఏవ ఆత్మానం అనువిద్యమనుతే. బ్రహ్మచర్య మౌనములు రెండు ఆత్మవిద్య యొక్క మననమే. కనుక మౌనము బ్రహ్మచర్యమే అయి ఉన్నది. అనాసకాయనము బ్రహ్మచర్యము, యదనసకాయనం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ. అసనము ఆహారము తినటము, అనాసకాయనము ఆహారము స్వీకరించకుండా ఉండు ఉపవాసము, నష్టము పొందకుండటము, ఉపవాసము ఆత్మతో వసించటము. బ్రహ్మచర్యముచే సిద్ధించే ఆత్మకు నాశనము లేదు. అనాసకాయనము పట్టి నాశనరహితమగు ఆత్మకొరకే అనశనము. అందుచేత అనాసకాయ వ్రతములన్నీ బ్రహ్మచర్యమే. ఏకాదశి ఉపవాసము మొదలైనవన్నీ బ్రహ్మచర్యమే. అరణ్యాయనము బ్రహ్మచర్యము. అథ యత్ అరణ్యాయనం ఇతి ఆచక్షతే బ్రహ్మచర్యమేవ. ఏది అరణ్యవాసము అనే ఉపాసనగా చెప్పబడుతోందో అది కూడా బ్రహ్మచర్యమే. అరణ్యము అనగా సన్యాసము. సన్యాసము సత్న్యాసము, అసత్తును అసత్తుగా చూస్తూ సత్తును ఆశ్రయించి ఉండటము. ఈ సమస్తము బ్రహ్మమే. అట్టి ఈ బ్రహ్మలోకము మూడు విభాగములు, ఒకటి భూమి, రెండు అంతరిక్షము, మూడు దిలోకము. ఒకటి జోన్ ఆఫ్ మాటర్, రెండు జోన్ ఆఫ్ థోట్ ఫీలింగ్, మూడు జోన్ ఆఫ్ సెల్ఫ్ అని కూడా ఇక్కడ మనము అనుకోవచ్చు. అట్టి మూడవది అగు బ్రహ్మలోకము, రెండు సముద్రములు, ఒకటి అర, రెండు న్య. ఆ రెండిటికీ ఆవల ద్యులోకము. ఆ మూడవదానిలో ద్యులోకములో ఐరం మదీయ అనే సరోవరము. ఐర అన్నము, ఇర ఐరము, మదీయ నిండియున్నది. అన్నము ఇంద్రియ విషయములు హర్షములు కలిగించునది, మదము సంతోషము కలుగజేయునవి. అక్కడ సోమరసము అనే అశ్వత్థ వృక్షమున్న వనము, అపరాజిత అనే బ్రహ్మపురము. ఆ బ్రహ్మపురములో హిరణ్య గర్భునిచే సంకల్పించబడిన సభామంటపము. ఎవ్వరైతే తమ యొక్క సమస్తము బ్రహ్మముగా దర్శించటము అను అనునిత్యమగు బ్రహ్మచర్యవ్రత ఫలముగా అర న్యములనే సముద్రములను దాటి బ్రహ్మలోకము ప్రవేశించి శాశ్వత బ్రహ్మలోక నివాసులవుతారు. అట్టివారు హితేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. సర్వలోకములలో స్వతంత్రులే ఇచ్ఛానుసారం సంచరించువారు కాగలరు. సమస్త లోకములు తమయందే దర్శించగలరు. 16:8-6 అష్టమ అధ్యాయము షష్ఠీఖండము హృదయ నాడీ విస్తరణము. హృదయము నుండి 72,000 సూక్ష్మనాడులు బయల్వెడలి శరీరమంతా ఒక మహావృక్షం యొక్క శాఖ ఉపశాఖల వలె విస్తరించి ఉన్నాయి. ఇవన్నీ పింగళ గోరోజనము వంటి రంగుగల రసముతో నిండి ఉంటున్నాయి. ఆ నాడులన్నీ కూడా పింగళ, తెలుపు, నీల, పసుపు, పచ్చని, ఎరుపు రంగుల రసము కలిగినవై ఉంటున్నాయి. సూర్యకిరణములు ఏ విధంగా పింగళ, తెలుపు, నీల, పసుపు, పచ్చని, ఎరుపు రంగులలో ఉంటాయో ఈ సూక్ష్మ నరములు కూడా అట్లే ఉంటున్నాయి. రంగుల రసమేమై ఉంటున్నాయి? ఆదిత్యని సంబంధము చేతనే నాడులలో అనన్యతమైన ఆయా రంగులతో కూడిన రసము తమయందు కలిగి ఉండటము జరుగుతోంది. నాడులలోని రసములు సప్తవర్ణములుగా ఎట్లా ఏర్పడుచున్నాయి? రసమువాత పిత్త రక్తముల వేరువేరు మిశ్రమములు వలన. పిత్తము అనే సూర్యతేజస్సు పరిపక్వమై దట్టమై కొంచెము కఫముతో సంపక్కరమైనప్పుడు పిత్తము అనే సౌర తేజస్సు పింగళవర్ణం పొందుతోంది. వాతము యొక్క ఆధిక్యతచేత కఫము యొక్క ఆధిక్యతచే నీలవర్ణము తెలుపు కఫవాతములు సమపాళ్లలో కలిసినవతే పీత పసుపుపచ్చ వర్ణము రక్తము అధికంగా ప్రవేశించు నాడులలో ఎరుపు రంగు. ఇవన్నీ సూర్యునితో సంబంధము వలననే ఈ సప్తవర్ణముల రసములు ఏర్పడుచున్నాయి. ఒక మహాపథము లోన్ మెయిన్ రోడ్ రాజమార్గము కొన్ని చోట్ల కూడి ఎడమల వైపుగా కూడా విస్తరించి రెండు వేరువేరు గ్రామములకు చోట్లకు చేరుతూ ఉంటుంది కదా. అట్లాగే ఆదిత్య తత్వమగు తేజస్సు అటు సూర్యమండలములోనూ ఇటు జీవుని శరీర మండలములోనూ ప్రవేశించి ఆయా వ్యాపారములు ఫంక్షన్స్ నిర్వర్తిస్తున్నాయి. ఆదిత్యస్య రస్మయ ఉభౌలోకౌ గచ్చంతి ఇమంచ అముంచ అముష్మాత్ ఆదిత్యాత్ ప్రతాయంతే తా ఆసు నాడిషుసృప్త ఆభ్యో నాడిభ్యః ప్రతాయంతే తే ఆముష్మిన్ ఆదిత్యే సృప్తాః. సూర్యుని నుండి బహిర్గతమైన కిరణములు శరీర నాడులలో ప్రవేశిస్తున్నాయి. నాడుల నుండి బహిర్గతమైన కిరణములు సూర్యమండలములో సృప్త ప్రవేశిస్తున్నాయి. పరము నుండి ఇహములోనికి ఇహము నుండి పరములోనికి కిరణములు ప్రవేశించటము జరుగుచూ ఉన్నది. సప్తకిరణములు పరము నుండి ఇహమునకు ఇహము నుండి పరమునకు ప్రసరించటము జాగ్రత్ జాగ్రత్లో ఉన్నప్పుడు ఈ జీవుని వృత్తులు దృశ్యములోనికి దృశ్యము నుండి వృత్తులు జీవునిలోనికి ప్రసరిస్తున్నాయి. అట్టి వృత్తులు సప్తవిధములే ఉంటున్నాయి. స్వప్నము స్వప్నదశలో కూడా వృత్తులు జీవుని నుండి స్వప్నములోనికి స్వప్నములో నుండి జీవునిలోనికి విస్తరిస్తూ ఉంటున్నాయి. నిద్రపోయినప్పుడు రెండు అవస్థలు, ఒకటి స్వప్న, రెండు సుషుప్తి. సుషుప్తి మానవుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ జీవుడు వృత్తులన్నీ ఉపసంహరించి నాడులలో ప్రవేశించి సృప్తుడై వృత్తిరహితుడుగా ఉంటున్నాడు. అట్టి నివృత్తి వృత్తిరహిత గాఢ నిద్రాస్థితిలో ఉన్నప్పుడు తన్న కశ్చిన పాప్మా స్పృశతి. ఏ పాప దోష వృత్తులచేతను లేక దోషభావనలచేతను స్పృశించబడటము లేదు. ఎందుచేతనంటే తేజసాహి తదా సంపన్నో భవతి. గాఢనిద్రా సమయంలో ఈ జీవుడు కేవలమగు ఆత్మతేజో సంపన్నుడు అయి ఉంటున్నాడు. ఆత్మతేజో వ్యాప్తుడై ఉంటున్నాడు. తనకు అన్యము లేనివాడై ఉంటున్నాడు. నాడీమండలము నుండి ఆదిత్య మండల ప్రవేశము. ఈ జీవుడు దేహము ఉన్నంతవరకు శరీరము నుండి ఆదిత్యమండలమునకు, ఆదిత్యమండలము నుండి శరీరమునకు తేజోరూపంగా నాడుల ద్వారా నిత్యము ప్రయాణము చేస్తున్నాడు. ఇది ఇహము నుండి పరమునకు, పరము నుండి ఇహమునకు చిత్తవృత్తుల ప్రయాణము కూడా. ఇదియే సహజము నుండి సందర్భములకు, సందర్భముల నుండి సహజమునకు ప్రయాణము కూడా. ఆదిత్యుడు జీవుని సహజరూపము, దేహము జీవుని సందర్భరూపము. ఛాందోగ్యుపనిషత్ సహజము సందర్భము. ఆత్మస్వరూపుడగు ఈ జీవుడు దేహభావన ఉన్నంతవరకు ఆదిత్యాత్మ జీవాత్మల మధ్య అవిశ్రాంత బాటసారి వలె ప్రయాణిస్తూ ఉన్నాడు. శిష్యులు గురువర్య, ఈ విధంగా గాఢనిద్ర జాగ్రత్ స్వప్నములు సందర్భములలో ఈ జీవుడు నిర్వృత్తి నుండి వృత్తులలోనికి, వృత్తులలో నుండి నిర్వృత్తికి చేయు ప్రయాణములే ఆదిత్యుని నుండి నాడులలోనికి, నాడులలో నుండి ఆదిత్య మండలమునకు నిత్య ప్రయాణము అని మేము అర్థము చేసుకుంటున్నాము. గాఢనిద్ర సమయంలో ఆ ప్రయాణములు కట్టబెట్టి ఆత్మతేజస్సు యొక్క సామీప్యత పొందుచున్నాడని కూడా మీరు బోధిస్తున్నట్లు తెలుసుకుంటున్నాము. బాగానే ఉన్నది. మరి ఈ జీవుడు మరణించినప్పుడు ఏమి జరుగుతోంది? గురుదేవుడు చెబుతాను, వినండి. యత్రేతత్ అబలిమానం నీతో భవతి, ఈ జీవుని భౌతిక శరీరము దుర్బలమై క్షీణిస్తూ మరణము అను సంఘటనను సమీపిస్తున్నప్పుడు మరణశయ్య ద బెడ్ ఆఫ్ డేత్ ను అవధరించాడు అని అంటూ ఉంటారు. ఆ విధంగా మరణశయ్యపై ఉన్నప్పుడు, మరణించటానికి సిద్ధమగుచున్నప్పుడు చుట్టూ ఆతని బంధువులు చేరి తమభిత ఆసిన అహోహ జానాసి మాం, జానాసి మాం ఇతి, ఏమయ్యోయ్, నన్ను గుర్తుపడుచున్నావా, నన్ను గుర్తుపడుచున్నావా అని అడగటం లోకల్లో జరుగుచూ ఉంటుంది కదా. అట్టి మరణ సమయంలో ఈ జీవుడు ఈ శరీరము నుండి ఉత్క్రమణము వికెట్ అండ్ గేట్ అవుట్ చేయనంతవరకు ఆయా పలకరించుచున్న బంధువులను గుర్తిస్తూ ఆ తెలుసు ఓ గుర్తుపడుతున్నాను అన్నట్లుగా తల ఊపుతాడు. యావత్ అస్మాత్ శరీరాత్ అనుత్క్రాంతో భవతి తావత్ జానాతి అథ యత్రేతత్ అస్మాత్ శరీరాత్ ఉత్క్రామత్ అథ ఏతేరేవ రశ్మిభ్యః ఊర్ధ్వం ఆక్రమతే. ఎప్పుడైతే ఈ శరీరము శిథలమగుచు ఇక నివాసయోగ్యము కాకుండా పోతుందో ఒకప్పుడు ఈ జీవుడు తన ప్రాణశక్తిని కూడగట్టుకుని శరీరము నుండి కిరణములలో ప్రవేశించి బయల్వెడలుచున్నాడు. అనగా శరీరము నుండి ఊర్ధ్వగతి పాత్ అప్వర్డ్ వే అవుట్ ఆశ్రయిస్తున్నాడు. దేహము వదిలిపెట్టినప్పటికీ మనస్సు ద ఫోర్మ్ ఆఫ్ థింకింగ్ అండ్ ఫీలింగ్ చావదు. అందుచేత స ఓం ఇతి వాహోద్వా మియతే సయావత్ క్షిప్యేత్ మనః తావత్ ఆదిత్యం గచ్చేత్. శరీరము విడిచిన జీవుడు ఒక వాహనము నుండి వేరే వాహనము ఎక్కి ప్రయాణించు తీరుగా మనస్సుతో వృత్తిపూర్వకంగా ప్రయాణిస్తున్నాడు. మనస్సు ఎటువైపుగా వెళ్ళిచూ ఉంటే తాను అటువైపు వృత్తరూపంగా వెళ్లసాగుతాడు. ఆ ప్రయాణము అధోలోకములు అతలత్ వితల సతల తలతల రసతల మహాతల పాతాళలోకములు కావచ్చును లేదా ఊర్ధ్వలోకములు భూహ భువర్ సువర్ మహర్ జనో తపో సత్యలోకములు కావచ్చును. అంతా కూడా మనోప్రయాణమే. ఓం అని ఆత్మను మననము చేయుచు మనస్సు ఎంతవరకు విస్తరించి ఉంటుందో అంతవరకు ప్రయాణించి క్రమంగా ఆదిత్యలోకము ద పాయింట్ వెర్ ద కోన్సెప్ట్ ఆఫ్ బాడీస్ హాజ్ బీన్ బిగినింగ్ ద స్టేట్ వెర్ ఎక్స్టర్నల్ ఫాక్టర్ హాజ్ బీన్ టేకింగ్ ఆఫ్ వరకు చేర్చున్నాడు. తద్వైఖలు లోకద్వారం. అట్టి ఆదిత్యలోకమే లేక సూర్యమండలమే లోకద్వారము గెట్. ఎందుకంటే విదుషాం ప్రపదనం. జ్ఞానులు ఆ సూర్యమండల లోకద్వారము తెరుచుకుని ఆవలకు వెళ్ళుచున్నారు. నిరోధో అవిదుషాం. ఆత్మజ్ఞానమును గుర్తుచేసుకోనివారు ఆదిత్యలోకము వద్ద నిరోధము హిండ్రేన్స్ పొంది ఆగిపోతున్నారు. మరల భౌతిక లోకములకు మరలిచున్నారు. పునః జన్మకర్మల చక్రములో ప్రకాశించుచున్నారు. ఈ విషయమే నాడీ ప్రయాణ యోగమే. ఈ విధంగా వేదజ్ఞులచే వేదోపనిషత్తులచే మరొక విధంగా గానము చేయబడుతోంది. ఊర్ధ్వనాడి అయనము శతం చ ఏక నూట ఒకటి హృదయస్య నాడ్యః. హృదయస్థానము నుండి నూట ఒకటి నాడులు బయల్వెడలి శరీరమంతా విస్తరించినవై ఉంటున్నాయి. తాసాం మూర్ధానం అభినేహ శృత్ ఏక ఒకటి. ఆ నాడులలో ఒక్కనాడి మాత్రమే సుషుమ్న నాడి శిరస్సు వైపుగా ఊర్ధ్వముగా పోవుచూ ఉన్నది. తయో ఊర్ధ్వం అయిన అమృతత్వమేతి. ఆ ఊర్ధ్వమునకు పోవుచున్న ఒక నాడిలో ఎవరు ప్రయాణిస్తూ ఉన్నారో వారు మూత పరిధులను దాటి అమృతత్వము పొందుచున్నారు. అమరత్వము వానికి సిద్ధిస్తోంది. విశ్వన్ అన్యా ఉత్క్రమణే భవంతు ఉత్క్రమణే భవంతి. ఇక తక్కిన ఒక వంద నాడులలో ప్రయాణించువాడు ఉత్క్రమణము ప్రయాణము పొందుచూ మరల మరల ఆయా అనేక దిక్కులుగా ప్రయాణిస్తూ జననమరణ చక్రములో తిరుగాడుచూ ఉన్నాడు. 16.8.7 అష్టమ అధ్యాయము సప్తమ ఖండము ఆత్మతో అనుసంధానము ఎట్లా. ఇంద్రవిరోచనుల యుద్ధము ప్రజాపతి సందర్శనము. ఒకప్పుడు దేవతలకు దానవులకు ఆకాశంలో గొప్ప యుద్ధము ప్రారంభమైనది. ఆ యుద్ధము భీకరం కాసాగింది. మానవులు తదితర లోకజనులు ఎంతో అశాంతి పొందసాగారు. యుద్ధాలు జరుగుతుంటే ఎవ్వరికి మాత్రం శాంతి లభిస్తుంది? దేవతల నాయకుడు ఇంద్రుడు, అసురుల నాయకుడు విరోచనుడు, ప్రహ్లాదుని పుత్రుడు ఇరువైపులా నాయకత్వం వహిస్తున్నారు. ఆ విధంగా భయంకరంగా దేవ దానవ యుద్ధం జరుగుచూ ఉండటము లోకములన్నీ అలకల్లోలం అవటము సృష్టికర్తయగు ప్రజాపతి భగవానుడు గమనించారు. అప్పుడు అశరీరవాణితో ఈ విధంగా పలకసాగారు. ఓ దేవ దానవులారా, ఇందుకు భీకరంగా ఒకరితో ఒకరు యుద్ధం చేసుకుంటున్నారు? అసలు మీకు ఏమి కావాలని ఈ యుద్ధం? నేను ఎందుకు ఈ లోకాలు సృష్టించానో గమనిస్తున్నారా? ఒకటి, జీవులంతా ఆనందంగా విహరించటానికి. రెండు, ఆత్మ కొరకు మీరంతా అన్వేషించి ఆత్మతత్వజ్ఞానులు అవటానికి. ఈ రెండు పనులు మానివేసి యుద్ధం చేసుకుంటున్నారేమి? సమస్త సంబంధమున్న సంబంధములేని జీవులకు మీ యుద్ధం ఎంత దోహకరము ఆలోచించటము లేదా? ఏదైతే పాపదోషములచే స్పర్శించబడదో, జరామరణరహితమో, మృత్యు పరిధులచే పరిమితమవదో, శోకరహితమో, ఆకలి దప్పికలచే బాధింపబడజాలదో, సత్యకామమో, సత్యసంకల్పమో అట్టి ఆత్మ గురించిన అన్వేషణ చేయండి. ఆత్మనే మీరు తెలుసుకోవాలి. ఆత్మజ్ఞానముకొరకై తత్వదస్సుల దగ్గర శ్రవణం చేయాలి. గురువు యొక్క ఉపదేశమును అనుసరించి ఆత్మ గురించి తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే మీరు కోరుకునే ఆనందము పొందగలరు. సుమా, లోకములను జయించగలరు. ప్రజాపతి యొక్క అశరీరవాణిని అటు దేవతలు, ఇటు అసురులు విన్నారు. కొంతసేపు యుద్ధము విరమించి అశరీర వాక్కు చెప్పిన పాఠ్యాంశము ఏమిటో ఎవరికి వారే విశ్లేషణము చేసి అర్థం చేసుకోవటానికే ఇట్లా తలచారు. మనము ఈ అశరీర వాక్కును విన్నాము కదా. దేనివలన మనము సమస్త కోరికలు తీరిన వారమే, సమస్త లోకములు జయించిన వారమవుతామో అద్దాని గురించి ప్రజాపతి అశరీర వాక్కు ద్వారా మనలను హెచ్చరించారు. మనకు కావలసినది కూడా ఒకటి, మనకు సమస్త లోకములపై ఆధిపత్యము. రెండు, మన కోరికలన్నీ తీరటము. ఇదే కదా. కాబట్టి ప్రజాపతులవారు సూచిస్తున్న ఆత్మ గురించిన అన్వేషణను అమృత సిద్ధి కొరకు యోచన చేద్దాము, తెలుసుకుందాము. ఈ విధంగా ఇంద్రుని నాయకత్వములోని దేవతలు, విరోచనుని నాయకత్వములోని అసురులు అనుకుని వారి వారి స్వస్థలాలకు వెళ్ళిపోయారు. దేవతలు స్వర్గలోకము, అసురులు పాతాళలోకము చేరారు. వారి వారి లోకాలలో సమావేశము అయ్యారు. వారి వారి సభలలో దేవతలు స్వర్గములోనూ, అసురులు పాతాళములోనూ విడివిడిగా ఈ విధంగా నిర్ణయములు చేసుకున్నారు. మనకు కావలసింది సమస్త లోకములపై ఆధిపత్యము, సుఖంగా ఉండటము. ఇవియే కదా. అశరీరవాణి సలహా ఇచ్చినట్లు మనము ఆత్మ గురించియే అన్వేషిద్దాము. కాని ఇట్లా? ఈ విషయము మనకు తెలియటము లేదు. అందుచేత మనము మన నాయకులను సత్యలోకం పంపించి పరమాత్మ అగు ప్రజాపతి వద్ద సత్యకామసత్య సంకల్ప సమన్వితమగు ఆత్మ గురించి అన్వేషణ, ఆత్మసిద్ధి గురించి త్రోవ ఏమిటో తెలుసుకుందాము. ఆ తరువాత ఏమి చేయాలో ఆలోచిద్దాము. ఈ విధంగా దేవదానవ అభయ సభలలో తమ తమ నాయకులైన టి ఇంద్ర విరోచనులను ప్రజాపతి వద్ద ఆత్మాన్వేషణ గురించిన విద్య నేర్వటానికై పంపించ నిర్ణయించుకున్నారు. అప్పటికప్పుడే ఇంద్ర విరోచనలు ఒకరికి తెలియకుండా ఒకరు సత్యలోకము ప్రవేశించారు. అఖండానంద జ్యోతి స్వరూపులై వెలుగొందుచున్న సమస్త సృష్టి నిర్ణేత ప్రజాపతి నామాంకితులు అగు బ్రహ్మదేవులవారిని సమిత్పాణులే, చేతిలో యజ్ఞ సమిధలు ధరించినవారే దర్శనం చేసుకున్నారు. శ్రీ సరస్వతీ సమేతులై కోటి సూర్యుల కాంతితో వెలుగొందుచున్న ప్రజాపతికి త్రిప్రదక్షిణ సాష్టాంగదండ ప్రణామములు సమర్పించారు. ప్రజాపతి ఇంద్రవిరచనులారా, దీర్ఘాయుష్మాం భవ. ఏమిటి ఇద్దరూ ఇక్కడికి వచ్చారు? ఏమి మీ కోరిక? ఇంద్ర విరోచనులు, పితామహ, లోక కళ్యాణమూర్తి, ప్రజాపతి భగవాన్, నమో నమో నమో నమః. కొన్ని కారణాల వలన దేవ దానవులమగు మేము ఆకాశంలో ఒకరితో మరొకరము యుద్ధము చేస్తూ ఉండగా సృష్టిని ఆస్వాదిస్తూ ఆనందించండి. ఆత్మకై అన్వేషించండి. అప్పుడు సత్యకామ సత్యసంకల్పులై సమస్త లోకములపై ఆధిపత్యము, ఆనందము పొందగలరు. యుద్ధాలు ఎందుకు చేస్తున్నారు అనే అశరీరవాణి యొక్క హెచ్చరిక వినిపించింది. ఆత్మను అన్వేషించటమెట్లా అనే విషయం మీ వద్ద శ్రవణం చేసి తిరిగి రావాలని దేవదానవ సభలలో నిర్ణయము చేయబడింది. అందుచేత ఆత్మ గురించిన అన్వేషణ ఎట్లా చేయాలో, ఆత్మ సాక్షాత్కారము పొంది లోకములపై ఆధిపత్యము ఎట్లా పొందాలో అట్టి బోధ కొరకై మిమ్ములను శరణువేడుచున్నాము. శ్రీ ప్రజాపతి, ఓహో, అట్లాగా? చాలా సంతోషము. అయితే ఏదైనా సిద్ధించాలంటే అందుకు తపస్సు చేయవలసి ఉంటుందని మీకు తెలిసిన విషయమే కదా. అందుచేత మీరిద్దరు కలిసి ఇక్కడ ఆశ్రమంలో బ్రహ్మచర్య వ్రతములో కూడిన తపస్సు నిర్వర్తించండి, యోగ సంసిద్ధులైరండి. అప్పుడు మీరు ఏమి తెలుసుకోదలుచుకున్నారో అడగండి. అప్పటికప్పుడే వారు తమ రాజా అలంకారములన్నీ ఒకచోట పెట్టి ముని కుమారుల రూపము దాల్చారు. ఒక ఆశ్రమము నిర్మించుకొని ఆ ఇంద్ర విరోచనులు ఇద్దరు భక్తి ప్రపత్తి శ్రద్ధలతో కూడిన బ్రహ్మచర్య వ్రతరూపమగు తపస్సు ప్రారంభించారు. అప్పటినుండి 32 సంవత్సరములు తపస్సు చేశారు. వారి గడ్డాలు మీసాలు పెరిగిపోయి మునివర్యుల వలె రూపములు దాల్చారు. 32 సంవత్సరములు గడిచిన తరువాత ఒకరోజు ప్రజాపతి వారిద్దరి ముందు ప్రత్యక్షమైనారు. ప్రజాపతి బిడ్డలారా, ఇంద్ర విరోచనులారా, మీ బ్రహ్మచర్య దీక్షకు సంతోషించాను. ఏమి వరము కావాలో కోరుకోండి. ఇంద్ర విరోచనులు, భగవాన్ జీవులందరికీ త్రాణను ప్రసాదించు దేవాదిదేవా. ఏదైతే పాపదోషరహితమో, దేనికి జరామరణముల ప్రసక్తి ఉండదో, యుద్ధానియందు శోకము ఏమాత్రము కానరాదో, ఉద్దుహకరహితమో, దేనియందు ఆకలి దప్పికల ఊసు ఉండదో, ఏది సత్యకామమై సత్య సంకల్పమై వెలయిచున్నదో, ఏది పొందుటచే కోరుకున్నదంతా సిద్ధించటము, సంకల్పించినది నెరవేరటము స్వాభావికమో, అట్టి ఆత్మ గురించి మేము అన్వేషించదలచాము. ఎవడు ఆత్మను అన్వేషించి తెలుసుకుంటాడో అట్టివాడు విజిజ్ఞాసితవ్యాస సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి, సర్వాంశ్చ కామాన్ ఆప్నోతి, సర్వలోకములు జయిస్తాడు, సర్వకోరికలు నెరవేరినవోతాయి అని మీరు అశరీర స్వరముతో పలికినదంతా శిష్టజనులు చెప్పుచున్నారు. వేదములు కూడా ఎలుగెత్తి గానం చేస్తున్నాయి. అట్టి ఆత్మాన్వేషణ గురించి తెలుసుకోవటానికే తమరి దర్శనత్ ప్రవచనములకే ఎదురుచూస్తున్నాము. ఈరోజు సుదినము సృష్టికర్త అగు మీ దర్శనం మాకు అయింది. మాపై దయతో ఆత్మాన్వేషణ సాక్షాత్కార విధి గురించి బోధించండి. ప్రజాపతి వారిద్దరూ తపస్సుచే దోషములు పోగొట్టుకొని ఉంటారు. ఆత్మబోధకు అర్హులు అని తలచి సరే, ఇప్పుడు చెప్పుకుందాము, వినండి. య ఏషో అక్షిణీ పురుషో దృశ్యత ఏష ఆత్మేతి. ఏ పురుషకారము ప్రదర్శించు పురుషుడైతే ఈ కనులలో కానవచ్చుచున్నారో, దర్శనమిస్తూ ఉన్నారో, ఆ పురుషుడే అన్వేషించవలసినవారు. ఆతడే ఆత్మ, అభయుడు, బ్రహ్మము, పరబ్రహ్మము. ఆయన యొక్క ఛాయయే ఈ దృశ్యమానమగుచున్న సమస్తము. ఛాయా పురుషోపదేశము నేత్రములలోని అంతర్గత పురుషుడే ఆత్మ. ఇంద్రవిరోచనులు, ఏ పురుషుడైతే కనులలో కనబడుచున్నాడో ఆతడే ఆత్మ అని మీరు సెలవిస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మాదొక చిన్న సందేహము, ఇది తీర్చండి. ఒకటి, ఏ పురుషుడైతే జలములో అంతటా పరిఖ్యాతుడై పరి అన్నివైపులా ఖ్యాతుడై ప్రదర్శితుడై ఉన్నారో ఆ నీటిలో ప్రతిబింబించు పురుషుడు ఆత్మయా? లేక రెండు, ఏది అద్దములో దర్పణములో ప్రతిబింబిస్తూ కనిపిస్తోందో అది ఆత్మయా? అప్పుడు ప్రజాపతి కళ్లలో కనబడు పురుషుడు బ్రహ్మమని నేను గుర్తుచేస్తూ ఉంటే వీళ్లేమో నీళ్లలోనూ అద్దములోనూ కనిపించే ప్రతిబింబములలో ఏది ఆత్మ అని అడుగుచున్నారే అని తలచారు. ప్రజాపతి, ఇంద్ర విరోచనులారా, నేను నేత్రములలోని అంతర్గత పురుషుడే ఆత్మ అని ఎవరిని వర్ణించి చెప్పానో ఆయన అన్నిట్లా సర్వత్రా పరిఖ్యాతుడై ప్రతీతుడై సంప్రదర్శితుడై ఉన్నారు సుమా. ఏవైష సర్వే పరిఖ్యాయత, ఆత్మయే సమస్తమునందు కనబడుతోంది అని ప్రజాపతి రహస్యార్థముగా సూచించారు. 16:8:8 అష్టమ అధ్యాయము అష్టమ ఖండము, ఎవరైతే నీటి పాత్రలో కనబడుచున్నారో అదియే ఆత్మ. ఇంద్ర విరోచనులు, పితామహ, మీరు అన్నిట్లా సర్వత్రా కనిపిస్తున్నదే ఆత్మ అని బోధిస్తున్నారు కదా. అనగా అద్దములోనూ జలములోనూ కనిపిస్తున్న ఇరువురు ఆత్మయే అని అభిప్రాయం కదా. ప్రజాపతి, వారు ఇంకా ఆత్మ యొక్క సమస్తమును గ్రహించక అద్దము దర్పణము లోనో జలములోనో మరి ఒకచోటో ఎక్కడో ఒకచోట ప్రతిబింబమగుచున్న దానిని మాత్రమే ఆత్మగా అనుకుంటున్నారని ప్రజాపతి గమనించారు. వీళ్లకు ముఖాముఖిగా ప్రత్యక్షంగా కించిత్ ప్రయోగాత్మకంగా లైక్ ఇన్ అలాబ్ చెప్పితేగాని గ్రహించలేరు అని తలచారు. ఓ ఇంద్రపురుషులారా, నేను చెప్పు ఆత్మ గురించిన వచనములు మీరు పూర్ణార్థంగా గ్రహించినట్లు లేరు. సరే, మీరిద్దరు ఆశ్రమంలోకి వెళ్ళి ఒక విశాల పాత్రను ఏదైనా తీసుకురండి. ఇంద్ర విరోచనులు, స్వామి ఆజ్ఞా అంటూ లోనికి వెళ్ళి పెద్ద మూకుడు వంటి పాత్రను తెచ్చి బ్రహ్మభగవానునికి ఎదురుగా ఉంచారు. ప్రజాపతి, నిండుగా నీరు పోయండి. ఇంద్ర విరోచనులు, భగవాన్ మీరు చెప్పినట్టే ఇదిగో నిండుగా జలము నీరు పోసాము. ప్రజాపతి, మంచిది. ఇప్పుడు ఈ జలపాత్ర ఉదసరావా మూకుడు యందు మీ ముఖములు చూచుకొని అప్పుడు రండి. ఇంద్ర విరోచనులు తమను తాము జలములో శ్రద్ధగా చూచుకొని తిరిగి వచ్చి, పితామహ, మీరు చెప్పినట్లు మమ్ములను మేము జలపాత్రలో సవివరంగా చూచుకొని వచ్చాము. ప్రజాపతి, చూచారు కదా. సరే, మీరు అడిగిన ఆత్మ గురించిన అన్వేషణను దృష్టిలో ఉంచుకొని మీకు ఏమి కనిపిస్తూ ఉన్నదో ఇప్పుడు వివరించి చెప్పండి. ఇంద్ర విరోచనులు, మేము మా ఈ రూపముల యొక్క కాలిగోళ్ల నుండి తల వెంట్రుకల వరకు నఖశిఖ పర్యంతరము మా ప్రతిరూపమే ప్రతిబింబరూపమే మాకు కనిపించింది. ప్రజాపతి, అంతమాత్రమేనా? ఇంద్ర విరోచనులు, జలము అందులో నఖశిఖ పర్యంతము ఈ పెరిగిన గడ్డము మీసములతో కూడి ముని రూప ప్రతిబింబములు అగుపించాయి. ప్రజాపతి, ఆహా. సరే, ఇతహపూర్వ 32 సంవత్సరముల క్రితం ఇక్కడికి మీ దేవతల ఆసురుల నాయక అలంకారములతో వచ్చారు కదా. ఈ ముని వేషములు తొలగించుకొని ఇదివరకటిలాగా చక్రవర్తి అలంకారాలన్నీ ధరించి రండి. వచ్చి ఆ పాత్రలోని జలములో మీ రూపములు చూచుకోండి. అప్పుడు ఇంద్ర విరోచనులిద్దరూ తపస్సుకు సంబంధించిన వస్త్రములు దీర్ఘ గడ్డములు కేసములు త్యజించి నాయకుల కరీటము పట్టువస్త్రములు మొదలైనవన్నీ ధరించారు. తిరిగి పాత్రలోని జలములో తమ తమ రూపురేఖలన్నీ ప్రతిబింబరూపంగా చూచుకొని వచ్చి ప్రజాపతి ముందు నిలుచున్నారు. ఇంద్ర విరోచనులు, పితామహ. ప్రజాపతి, మేము మా ఆభరణములు పట్టువస్త్రములు మొదలైనవి ధరించి మీరు చెప్పినట్లు నీటిలో మా ప్రతిబింబములను పరిశీలనగా చూచుకొని ఇదిగో వచ్చాము. ఇప్పుడు ఆజ్ఞాపించండి. ప్రజాపతి, ఇప్పుడు మీరు ఏమి చూచారు? ఆత్మాన్వేషణను దృష్టిలో పెట్టుకొని వివరించి చెప్పండి. ఇంద్ర విరోచనులు, మా సాధు అలంకృతమైన ఆస్ పర్ ఆర్ యూజువల్ డెకొరేషన్స్ రాజవస్త్రములు ధరించిన మునివేషముల కంటే పరిష్కృతము రియరెండ్ అయిన రూపములగు మా రూపములు జలములో ప్రతిబింబించటం మాకు కనిపించింది. మేము అలంకరించుకున్న తీరుగానే మమ్ములను మేము నీటిలో చూచాము. ప్రజాపతి, ఏదైతే జలములో ప్రతిబింబిస్తూ ఉన్నదో తద్బ్రహ్మ. అదియే బ్రహ్మము, అదియే మీరు అన్వేషించి తెలుసుకోవలసిన ఆత్మాయి ఉన్నది. అదే బ్రహ్మము ఏదైతే ప్రతిబింబిస్తోందో అట్టి ఆత్మను తెలుసుకుంటే మీరు సర్వలోకములపై ఆధిపత్యము సంపాదించగలరు. శాంతహృదయో ప్రవ్రజతుః. ఆ ఇంద్రవిరోచనులు ఇద్దరూ ఆ తెలిసింది అని తలచుచూ శాంతహృదయులైనారు. మేము ఆత్మ గురించి తెలుసుకుని కృతార్థులము అయినాము అని అనుకున్నారు. లేచి నిలబడి ప్రజాపతికి హృదయపూర్వకంగా నమస్కరించారు. ఇక తమ తమ స్వస్థానములకు బయలుదేరారు. ఆ ఇంద్ర విరోచనులిద్దరూ ఆ విధంగా అర్థమైనది అని శాంతిని పొంది అక్కడి నుండి బయల్వెడలటము మౌనంగా చూస్తూ ప్రజాపతి ఏమీ అనలేదు. కాని వాళ్లు వెళ్లగానే ఇట్లా అనుకోసాగారు. ప్రజాపతి తనలో అనుపలభ్యం ఆత్మానం అనువిద్య వ్రజతో వీళ్ళిద్దరూ ఆత్మజ్ఞానము గురించి పూర్తిగా పరిశీలించి తెలుసుకోకుండానే వెళ్ళిపోవుచున్నారే. దేవత అయినా అసురుడైనా సరే నేను చెప్పినది సరిగా వివరము తెలుసుకోకుండా ఇంతే బ్రహ్మజ్ఞానము అనుకున్నచో వారు పరాభవము పరంభవము పరవస్తు జ్ఞానము చేతికి అందకపోవటము పొందక తప్పదు కదా. ఎందుకంటే సరి అయిన అవగాహన లేకపోతే దేహాత్మ బుద్ధికి పరిమితులై పరిమితమైన దానిని ఆత్మగా జీవులు భావించటం జరగగలదు. విరోచనుడు అసురుల సభకు తిరిగి వచ్చారు. విరోచనుడు, ఓ అసురమిత్ర జనులారా, జలములోగాని అద్దములోగాని ఏది ప్రతిబింబిస్తుందో అదియే ఆత్మ అని ప్రజాపతులవారు బోధించారు. కాబట్టి ఏ మన రూపము ఈ జగద్దృశ్యములో ప్రతిబింబిస్తూ ఉన్నదో అదియే ఆత్మ. అందుచేత జగత్తులో చరించే మన రూపములే మనము ఆత్మగా పూజనీయముగా ఉపాసించాలి, సేవించతగనదిగా భావించాలి. ఈ విధంగా జగత్తులో కనిపించే మన ఈ రూపమును ఉపాసిస్తూ ఉంటే మనము క్రమంగా సర్వలోకములపైన ఆధిపత్యము సంపాదించగలము, పూర్ణ సుఖము పొందగలము. దృశ్యములో కనిపించే మన రూపమునకు సమస్త ఉపాసనా కార్యక్రమములచే ఔన్నత్యము కల్పించటమే ఆత్మ కొరకై చేయవలసిన అన్వేషణ. మరల చెప్పుకుందాము. ఒకటి, జీవుల ఆనంద విహారము కొరకే, లైక్ అమ్యూస్మెంట్ పార్క్, ఈ జగత్తు ప్రజాపతి కల్పించారు. రెండు, అట్టి జగత్తులో కనిపించే మన రూపమునకు ఔన్నత్యము కల్పించటమే ఆత్మాన్వేషణ. అసురులంతా అర్థమైంది. అట్లాగే ఆత్మాన్వేషణ, ఆత్మోపాసన చేద్దాము అని నిర్ణయించుకుని వారివారి పనులలో నిమగ్నమైనారు. అందుచేతనే ఈ లోకంలో దానము చేయనివానిని వ్యష్టిగతాత్మ పారాయణమునకు పరిమితమై సర్వగతాత్మ గురించిన శ్రద్ధలేనివానిని యజ్ఞార్థము కర్మలు నిర్వర్తించాలని తలచనివానిని అరే. ఈతడు ఆసురి స్వభావి, రాక్షసుడు అని లోకంలో చెప్పుకుంటూ ఉంటారు. తనకోసమే తాను బ్రతుకుతాడురా, ఏం ప్రయోజనం అని తలచుచూ ఉంటారు. ఎవడు తనను తాను లోకములో గొప్పవానియా గుర్తించబడాలని ఉపాసనలు మొదలైనవి నిర్వర్తిస్తూ ఉంటాడో అట్టివాడు ఆసురీ స్వభావుడే. ఇదే దేహాత్మబుద్ధి అని కూడా చెప్పబడుతోంది. కొందరు మరణించిన వారి శరీరమునకు, శవమునకు గంధపుష్పన్న భిక్ష ఇత్యాది అలంకారములతో మరణించిన వాని శరీరమును లోయలలో విడువటమో ఖననము చేయటమో చేస్తూ ఉంటారు. ఈతడు మనము చేసే భౌతికమైన అలంకారములు, వస్త్రములు, రుచికరమగు ఆహారములు, మణులు మొదలైనవి పరలోకంలో కూడా పొందగలడు అని మరణించిన వాని గురించి భావిస్తూ ఉంటారు. ఇది ఆశ్రోపనిషత్ అని, శరీర పరిమిత ఆత్మోపాసన అని ఆత్మశాస్త్రజ్ఞులచే చెప్పుకోబడుతోంది. అట్టివారు ఆత్మ యొక్క వాస్తవ తత్వమేమిటో గమనించటము లేదు. 16:8-9 అష్టమ అధ్యాయము 9వ ఖండము, ప్రజాపతితో ఇంద్రుని పునః సమాగమం. ఇంద్రుడు దేవలోక సభకు బయల్వెడలారు. కొంత దూరము వచ్చిన తరువాత విఘ్నతకు సంబంధించి ఏదో భయము ఆయనలో తొనికిసలాడింది. దేవాన్ ఏతత్ భయం దదర్శ. అంతేగాని ఆత్మజ్ఞానము ప్రసాదించే అభయస్థితి ఆయనకు కానరాలేదు. ఏదైతే ఆ పాత్రలోని జలములో కనిపిస్తోందో అదియే ఆత్మ అని పితామహులవారు అని ఉన్నారు. ఆయన బ్రహ్మజ్ఞానమునకు పరాకాష్ఠ, సమస్త సృష్టిని సృష్టించుచున్న మహాప్రజ్ఞావంతులు. వారు సూనూతమే, సత్యమే చెప్పుతారుగాని అనూతము, అబద్ధము చెప్పరే. అయితే వారు చెప్పిన వాక్యము నేను సరిగా అర్థము చేసుకున్నానో లేదో అని నా అనుమానము. నేను ముని రూపధారణలో ఉన్నప్పుడు జలములో ముని రూపమే కనిపించింది. ఇంద్రప్రస్థానమునకు అధపతినగు నన్ను ఆభరణవస్త్రధారణలతో చూచినప్పుడు జలంలో సాలంకృతంగానే ప్రతిబింబిస్తూ కనిపించాను. మంచిబట్టలు ధరించినవాడు నీళ్లలో అట్లాగే కనిపిస్తాడు. గ్రుడ్డివాడు నీళ్లల్లో గ్రుడ్డివాడుగానే కనిపిస్తాడు. శ్రామ వంకరటింకర అంగములు కలవాడు అట్లానే కనిపిస్తాడు. శరీరం నశించిపోయినప్పుడు జలంలో శరీరము కూడా నశించిపోతుంది. నీటిలో కనిపించిన ప్రతిబింబము సత్యకామ, సత్యసంకల్ప ఆత్మ ఎట్లా అవుతుంది? ఆత్మ అమృతము, సర్వదా యథాతథము, అపహత పాపము, విజరము, విమృత్యువు, విశోకము కదా. కనుక నాకు తెలిసింది సరికాదు. దేవలోక సభలో నేను ప్రతిబింబమే ఆత్మ అని పలికితే అనుమానము చాలామందికి వస్తుంది. అందుచేత తిరిగి పితామహులు ప్రజాపతివారినే మరల ఆశ్రయిస్తాను. ఈ విధంగా ఆలోచించి ఇంద్రుడు వెనుకకు తిరిగారు. నేను యథార్థమేమిటో, సత్యమేమిటో గుర్తించలేదు. నాకు అర్థమైనది నీటిలో ప్రతిబింబంగా కనిపించేది మాత్రం ఆత్మ అయి ఉండదు అని ఆలోచనలు చేస్తూ సమిత్పానులే, చేతిలో యజ్ఞ పరికరములు ధరించి ప్రజాపతి ఆసీనులే ఉన్నచోటికి తిరిగి వచ్చారు. ప్రజాపతి, మఘువన్, మేఘనాయక, ఏమిటి మళ్ళీ వచ్చావు? ఇంతకుముందే ఆత్మ గురించిన నేను చెప్పిన వివరణను విని నీవు, విరోచనుడు కూడా సంతృప్తిపడి వెళ్ళినారు కదా. ఇంద్రుడు, అవును ప్రభు, కాని స్వర్గలోకమును సమీపిస్తూ ఉండగా నేను మీ ఉద్దేశ్యమును సరిగా అర్థం చేసుకుని ఉండలేదని నాకు సందేహముతో కూడిన భయము కలిగింది. ప్రజాపతి, ఏమా సందేహము? ఇంద్రుడు, ఆత్మ ఎల్లప్పుడూ అమృతము, మార్పుచే పులు లేనట్టిది కదా. ప్రజాపతి, అవును. విజరో విముక్యు విశోకో పరిణామరహితము సర్వదా అస్థి ధర్మము కలిగియున్నట్టిది అనునది సశాస్త్రీయమే కదా. ఇంద్రుడు, ఏదైతే జలము అద్దములలో ప్రతిబింబిస్తూ కనిపిస్తోందో అదియే ఆత్మ లేక బ్రహ్మము అని మీరు ప్రవచించారు కదా. ప్రజాపతి, అవును. ఏతత్ బ్రహ్మేతి అని చెప్పుకున్నాము కదా. ఇంద్రుడు, జలములోని ప్రతిబింబము నేను మునిరూపంగా ఉన్నప్పుడు మునిరూపంగాను, అలంకారములతో దేవతానాయకుడై ఉన్నప్పుడు అట్లాగే కనిపించాను. గ్రుడ్డివాడు నీటిలో చూస్తే గ్రుడ్డివాడుగాను, వంకరటింకరవాడు వంకరటింకరగాను కనిపిస్తారు. ప్రతిబింబించువాడు తొలగితే ప్రతిబింబము కూడా తొలగుతుంది. మరి ఆత్మ అమూతమై మార్పు చేర్పుల ధర్మం లేనిదే ఉండగా జలములో ఏదీ ప్రతిబింబిస్తుందో అది ఆత్మ ఎట్లా అవుతుంది? ఆత్మ నిర్వికారము అని చెప్పబడుచుండగా వికారములుగల ప్రతిబింబము ఆత్మ అని మీరు అంటారని నేననుకోను. మీరు చెప్పినది ఏది నీటిలో ప్రతిబింబిస్తోందో అదే ఆత్మ అన్న వాక్యములో ఏదో గూఢార్థం ఉండి ఉంటుంది. నేను ఆలోచించికూడా అదేమో కనిపెట్టలేకపోయాను. అందుకని ఆత్మాన్వేషణకై మరల బోధించ ప్రార్థన. ప్రజాపతి, దేవేంద్ర, తే భూయో అనువాఖ్యాస్యామి. సరే, ఆత్మాన్వేషణ గురించి మరల మరికొంతగా చెప్పుకుందాము. అయితే నీవు ఆత్మతత్వము తెలుసుకోవాలి అనే ఆశయ సిద్ధికొరకై మరల వెళ్లి 32 సంవత్సరముల కాలము తపస్సు చేయి. ప్రజాపతి చెప్పిన విధంగా ఇంద్రుడు 32 సంవత్సరములు నియమనిష్ఠలతో తపస్సు చేసి తిరిగి ప్రజాపతి సమక్షమునకు వచ్చారు. 16:8-10 అష్టమ అధ్యాయము 10వ ఖండము స్వప్నములో ఏదైతే విహారము చేస్తూ ఉన్నదో అదే ఆత్మ. ప్రజాపతి, మఘువన్, ఇంద్రదేవా, నీవు శ్రద్ధగా 32 సంవత్సరములు ఆత్మ గురించి తెలుసుకోవటానికి తపస్సు చేశావు, సంతోషము. ఇప్పుడు ఆత్మ గురించి నీవు ఎక్కడ అన్వేషించాలో ఒక స్థానం చెబుతాను విను. యాయేష స్వప్నే మహ్యమానః చరతి ఏష ఆత్మేతి. ఏదైతే తన యొక్క మహిమచే మహ్యమానమై మహాత్మ్యము కలిగినదే స్వప్నములో సంచారములు చేస్తోందో, స్వప్న దృశ్యమును అనుభవిస్తోందో అది ఆత్మయే అయి ఉన్నది. అది అమృతము, అభయము. ఏతత్ బ్రహ్మేతి, అది బ్రహ్మమే అయి ఉన్నది. ప్రజాపతి యొక్క ఆత్మవివరణను శ్రద్ధగా విని ఇంద్రుడు కాసేపు మననం చేశారు. ఆ, అవును, ఇప్పుడు ఆత్మ గురించి అర్థమైనది అని శాంతహృదయుడైనారు. మరింకేమీ ప్రశ్నించలేదు. లేచి ప్రజాపతికి కృతజ్ఞతలు తెలిపి పాదాభివందనము చేసి అక్కడి నుండి బయలుదేరారు. ఇంద్రోలోక సభకు చేరటానికి ప్రయాణించసాగారు. ఇంద్రసభలో దేవతలందరికీ ప్రజాపతి చెప్పిన ఏష స్వప్నేతి మహిమానః చరతి ఏష ఆత్మేతి అనునది ఉపన్యసించి చెప్పాలని అనుకుంటూ ఉండగా దేవలోకము చేరకముందే మరింకేదో సందేహము ఆయనలో బయలుదేరింది. ఆ సందేహము వలన భయమునే దర్శించారు గాని అభయమును పొందలేకపోయారు. ఇట్లా ఆలోచించసాగారు. ఏదైతే స్వప్నము ఆస్వాదించుచున్నదో అది ఆత్మ అని కదా పితామహవాక్యం. స్వప్నం సమయంలో ఈ జీవుడు కళ్ళు మూసుకొని నిద్రించి ఉంటాడు. కాని స్వప్నపురుషుడు గ్రుడ్డివాడే ఉండడు. స్వప్నంలో అంతా చూస్తూ అనుభవిస్తూ ఉంటాడు. ఒకడు వంకరటింకర అవయవములు కలవాడైనప్పటికీ స్వప్నములోని అనుభవికి అవన్నీ ఉండవు. భౌతికదేహము మలము మాత్రము స్రవించినప్పుడు కూడా స్వప్నదేహము అవన్నీ స్రవించటంలేదు. స్వప్నాత్మ దేహదోషములు పొందటంలేదు. స్వప్నములో ఒకడు ఒకచోట నుండి ఇంకొక చోటికి భయముతో పరుగులు తీస్తున్నప్పటికీ జాగ్రత్త దేహము పరుండియే ఉంటోందిగాని పరుగులు తీయదు. అందుచేత ఎవడు స్వప్నములో పూజితుడై ఆధిక్యము పొంది సంచరిస్తున్నాడో ఆతడే ఆత్మ అనే బోధతో ఆత్మబోధ వలన కలుగవలసిన శ్రేయస్సును నేను పొందలేకపోతున్నాను. ఈ విధంగా తలచి ఆ ఇంద్రుడు వెనుకకు తిరిగి మరల ప్రజాపతిని దర్శించారు. ఇంద్రుడు పితామహ, ఏష పురుషః స్వప్నే మహ్యతే, ఎవడు స్వప్నములో పురుషుడుగా శ్రేష్ఠత్వము కలిగి ఉంటున్నాడో ఆతడే ఆత్మ అనే బోధచే నేను ఆత్మ గురించిన అన్వేషణ అవగాహన పూర్తి చేసుకున్నానని అనిపించటము లేదు. భయము తొలగి అభయము సిద్ధించలేదు. అందుచేత మరల మీ నుండి ఆత్మాన్వేషణ గురించి బోధించబడటానికై మీ సమక్షమును శరణువేడుచున్నాను. ప్రజాపతి అట్లాగా, ఇంకా కూడా ఆత్మ యొక్క అమృతత్వము అభయత్వము నీకు సిద్ధించలేదన్నమాట. అవును, ఆ విషయం అటువంటిదే. మరి మరల 32 సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మచర్య వ్రతము నిర్వర్తించి ఇటురా, అప్పుడు మరల వ్యాఖ్యానించుకుందాము. ఇంద్రుడు మరల తపస్సు చేసి విద్యార్థి అయి తత్వజ్ఞాన శ్రవణమునకై ప్రజాపతిని ఆశ్రయించారు. ప్రజాపతి మఘువన్, ఏమిటి విశేషము? ఇంద్రుడు ఎవ్వడైతే స్వప్నములో పురుషుడో అను మీ వ్యాఖ్యానముచే నాపట్ల ఆత్మాన్వేషణ గురించిన సందేహము తొలగలేదు. స్వామీ, మీరు ఆజ్ఞాపించినట్లు 32 సంవత్సరములు తపస్సు చేసి మీ వ్యాఖ్యానము వినటానికే వచ్చాను. ప్రజాపతి అయితే విను, 16:8-11 అష్టమ అధ్యాయము ఏకాదశ ఖండము సుషుప్తి పురుషుడు ఆత్మయే తత్యత్ర ఏతత్ సుప్తః సమస్తః సంప్రసన్నః స్వప్నం న వివిజానాతి ఏష ఆత్మేతి. ఏదైతే సంపూర్ణమైన ప్రసన్నతతో సుషుప్తి గాఢనిద్ర పొందుచు స్వప్న దృశ్యము పొందకయే ఉంటోందో అదియే ఆత్మ. అట్టి ఆత్మ అమృతము అభయము అదియే బ్రహ్మముగా పిలువబడుతోంది. ఇంద్రుడు అది విని నేను సమాధానము పొందాను అని తలచినవాడై బ్రహ్మలోకము నుండి దేవసభకు బయల్వెడలారు. దేవతలను చేరకముందే మరల అనుమానముతో కూడిన భయము రాసాగింది. అభయము సిద్ధించనేలేదు. నాహ ఖలు అయమేవం సంప్రతి ఆత్మానం జానాతి అయమహమస్మి. ఈ జీవుడు గాఢనిద్రాపరవశుడై ఉన్న సందర్భములో అట్టి గాఢనిద్రలో ఆ సుషుప్త్యాత్మము నేను ఇట్టివాడను కదా అనే తెలివియే ఎరుకయే ఉండటములేదు. వారు అది వీరు ఇది అనునది కూడా గాఢనిద్రా పురుషునికి తెలిసినవై ఉండవు. ఏ నిశ్చయము జ్ఞానము కూడా సుషుప్త పురుషునికి ఉండదు. అట్టి గాఢనిద్రలో ఉన్న జీవుడు మరణించినవానెవలెనే ఉంటాడాయే. అందుచేత సత్యకాం సత్యసంకల్ప అను ఆత్మ యొక్క లక్షణములేమి ఉంటాయి? ఈ విధంగా తలచినవాడే ఇంద్రుడు సమిత్పాణి అయి మరల ప్రజాపతి దర్శనము చేసుకున్నారు. ప్రజాపతి, ఓ మఘవన్, నేను చెప్పినది విని శాంతమగు మనస్సుతో వెళ్లావు కదా, మరల వచ్చావేమిటి? ఇంద్రుడు, భగవాన్, పితామహ, గురోత్తమ, ఆత్మ గురించిన విషయములో నేను సుషుప్తి మాత్ర పురుషుడనే అనేది నాకు తృప్తి కలగటము లేదు. గాఢనిద్రలో ఉన్నప్పుడు నన్ను నేను ఇట్టివాడను అని తెలుసుకోలేను, ఇతర జీవులను తెలుసుకోలేను. అప్పుడు నేను వినాశనము పొందినవానివలే ఉంటానుగాని ఆత్మను ఎరిగినవాడివలే ఉండను కదా. అందుచేత అభయము అమృతము అగు శుభమును శోభను పొందలేకపోయాను. నాహం అత్ర భోగ్యం పశ్యామి. అందుకే మరల మిమ్ములను శరణువేడి మరికొంత వ్యాఖ్యానము వినగోర్చున్నాను. ప్రజాపతి, ఏవమేవైష మఘువన్ ఇతి. మేఘనాథ, ఇంద్రదేవా, అది అంతే మరి. దీనికి వేరుగా ఎక్కడా ఏదీ లేదు కదా. ఏతంతు ఏవతే భూయో అనువ్యాఖ్యాస్యామి. మరల నీకు వ్యాఖ్యానించి చెబుతాను. అయితే నీవు 5 సంవత్సరములు బ్రహ్మచర్యోపాసన చేసి రమ్ము. ఇంద్రుడు అట్లాగే 5 సంవత్సరములు బ్రహ్మచర్యవ్రతము నిర్వర్తించారు. ఈ విధంగా 32 బ్రహ్మమాన సంవత్సరములు ఇంద్రుడు బ్రహ్మచర్యనిరతిలో తపస్సు చేసిన వారైనారు. తాని ఏకశతం సంపేదుః ఏతత్ అద్యత్ ఆహోహ ఏకశతం హవై వర్షాణి మఘవాన్ ప్రజాపతౌ బ్రహ్మచర్యం ఉవాస. అందుకే దేవేంద్రుడు సకల భోగములు విడచి బ్రహ్మజ్ఞానము కొరకై 101 సంవత్సరములు కఠోర తపస్సు చేసినట్లే ఎన్ని కష్టములకైనా సిద్ధపడి జీవుడు ఆత్మజ్ఞానము కొరకు ప్రయత్నించునుగాక. 16.8.12 అష్టమ అధ్యాయము ద్వాదశ ఖండము అమృతము అశరీరము అగు ఆత్మకు దేహము ఉపాధి ప్రజాపతి ఓ మఘవన్. 101 సంవత్సరములు ఇంద్రవైభవములన్నీ విడిచిపెట్టి కఠోరమగు బ్రహ్మచర్య వ్రతము నిర్వర్తించిన నీ బుద్ధి ఆత్మాన్వేషణకే అత్యంతకమయ్యున్నదని తలచుచున్నాను. ఇప్పుడిక మనము ఆత్మ లేక బ్రహ్మము గురించి సూటిగా మరికొన్ని ముఖ్యమైన విశేషాలు వ్యాఖ్యానించుకుందాము. సమస్త జీవులు శరీరము శరీరీ అనే రెండు విశేషముల సమ్మేళనము అయి ఉన్నారు. శరీరీ ఆత్మ యొక్క చేతన చమత్కారమే. శరీరము ఇది పాంచభౌతిక నిర్మితము. ఒకప్పుడు రూపుదిద్దుకొని బాల్య యౌవన వార్ధక్యములు పొందుచు మరొకప్పుడు మరణించు స్వభావము కలిగియున్నది. మృత్యుగ్రస్తము విల్ బీ ఇనేవిటేబ్లీ స్వోల్లర్డ్ బై డేట్. ఆత్మ మరణధర్మము లేనిది, అమృతస్వరూపము. అట్టి ఆత్మకు శరీరము అధిష్టానము, అనగా ఇది ఆత్మకు ఉపాధి, ఆత్మచే ఉపయోగించబడుచున్న ఒక అపకరణ వస్తువు, భోగవస్తువు. జాగ్రత్ స్వప్న సుషుప్తులు ఆత్మ యొక్క మూడు దశలైన స్వయంకృత స్వయంకల్పిత అనుభవములు, ద జోన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్. ఆత్మదేహమునందు తన యొక్క ఒక అంశచే వేంచేసినదే ఉన్నది. ఆత్మ స్వతహా అనంతము. జీవుడు మానవునికి బట్ట వేరింగ్ క్లోత్ అనేది స్వరూపము కాదు, స్వభావము కాదు కదా. అట్లాగే ఆత్మకు స్వతహగా శరీరము అనేది స్వరూపము కాదు, స్వభావము కాదు. అయినా ఒకప్పుడు స్వకీయ లీలావినోదముగా శరీరమును ధారణ చేసి శరీరీ అని అనిపించుకొనుచున్నది. నాకు శరీరముతో సంబంధము పరిమితత్వము ఉన్నది అని ఆత్మ తలచినప్పుడు అససరీరీ అని ఆత్మయే చెప్పబడుతోంది. నేను శరీరము కంటే సర్వదా వేరు. శరీరము యొక్క లక్షణములు అయినట్టి జన్మ జర మరణములు ఆత్మగా నాకు లేవు అని ఆత్మ తలచినప్పుడు అశరీరీ అని ఆత్మయే పిలువబడుతోంది. సశరీరము శరీర సంబంధంచేత జీవాత్మ అని పిలుస్తున్నారు. సశరీరభావముచే శరీరము దృష్ట్యా ఈ జీవునకు జన్మ మూత్యువులు ధర్మ అధర్మములు ప్రియప్రియములు ఏర్పడి ఉంటున్నాయి. ఎందుచేత? ఆత్మయే ఒక సందర్భముగా నేనే ఈ శరీరమును, ఈ శరీరమే నేను అనే భావనతో స్వస్వరూపముగు కేవలాత్మ గురించిన జ్ఞానమును ఏమరువటము చేతనే దేహభావనతో తదాత్మ్యము చేతనే పాపపుణ్యములు ప్రియాప్రియములు సుఖదుహఖములు మొదలైన ద్వంద్వములు మోహరూపముగా వచ్చిపడుచున్నాయి ఉన్నట్లు అనిపిస్తున్నాయి. దేహాత్మ బుద్ధి ఉన్నంతవరకు రాగద్వేషములు తొలగవు. అశరీరి అయిన ఆత్మకు పైన చెప్పిన ద్వంద్వములు లేవు. ఎప్పుడైతే జీవుడు దేహానుభవము నుండి నిద్రలేచి అశరీరమునకు సంబంధించిన విజ్ఞానము చేత తన యొక్క అవివేక జ్ఞానము నుండి నివృత్తుడవుతాడో అప్పుడు అట్టి జీవుడు ఆత్మస్వరూపుడే అవుతాడు. అనగా తనను తాను సమస్తమునకు పరమైనట్టి ఆత్మస్వరూపముగానే దర్శించుచు సమస్తమునకు వేరైనట్టి తత్వస్వరూపుడు అగుచున్నాడు. ఇంద్రుడు శరీరము లేకుంటే ఈ జీవునికి ఉనికి ఉంటుందా? ఉండదేమో కదా. అతడు శరీరము లేనప్పుడు ఏ కర్మ కూడా నిర్వర్తించలేడు కదా. ప్రజాపతి బిడ్డ, ఈ దేహికి దేహము లేకుంటే నేను లేను అనేది ఐహికమైన ఇహ సంబంధమైన మోహము, ఇల్యూజన్ మాత్రమే. వాయువుకు శరీరము ఉన్నదా? లేదు. కాని వాయువు శరీరము లేకపోయినా ఉన్నది, అనేక కార్యక్రమములు నిర్వర్తిస్తోంది. అట్లాగే మేఘమునకు శరీరము లేదు. ఆకాశము విద్యుత్తు పిడుగు వీటికి కూడా శరీరము లేదు. ఇవి అశరీరములే అయి కూడా ఆకాశములో ఆయా ప్రయోజనములు నిర్వర్తిస్తున్నాయి. ఆ తరువాత తమ పుట్టుక స్థానమగు ఆకాశమునందే లీనమగుచున్నాయి. అట్లాగే ఆత్మాకాశము నుండి జనించిన జీవుడు నిరాకారుడే. అయితే సాకారము ధరించి నేను ఈతని కుమారుడు, ఈమెకు పుట్టాను, ఇప్పుడు ముసలివాడను, ఇప్పుడు మరణిస్తూ ఉన్నాను మొదలైనవి పొందుచూ ఉన్నాడు. ఆత్మాకాశమునందే తాను జనించిన ఆత్మశరీరము చిదాకాశము గుర్తుకు రావటంలేదు. స్త్రీబంధుధన ప్రతిష్ట వంటి వ్యవహారములతో రమిస్తూ ఆత్మయందు రమించకయే ఉంటున్నాడు. తన ధారణచే పట్టిన ఈ శరీరమునకు బద్ధుడై రోజులు గడుపుచున్నాడు. ఒక బండికి గుర్రము లేక ఎద్దు కట్టబడతాయి చూచావా? అట్లాగే ప్రాణము అనే విశ్వశక్తి ఈ శరీరమునందు కట్టబడి ఉన్నది. ఈ జీవుడు పరంజ్యోతి స్వరూపుడే. అట్టి జ్యోతి యొక్క అనేక కిరణములు ఈ దేహములో ప్రవేశించినవై ఉంటున్నాయి. లిసహస్ర శీర్ష సద్రూప శ్రీ సహస్ర శీర్షాపురుష సూర్యకిరణములు అనేక చోట్ల ప్రసరిస్తూ అనేక వస్తువులను వెలిగిస్తున్నట్లు, శ్రీ పరాత్మ యొక్క కిరణములే దేహములో అనేక చోట్ల ప్రసరిస్తూ అనేక కార్యక్రమములు నిర్వర్తిస్తున్నాయి. ఆత్మస్వరూపుడే అయి ఉన్న ఈ పరంజ్యోతి స్వరూప జీవుని యొక్క చూపుశక్తి చూపు అనే కిరణము కళ్లలో ప్రదర్శితమై కళ్ల నుండి దృశ్యానుభవముగా విస్తారితమవుతోంది. గేటింగ్ ఎక్స్టెండెడ్ దృశ్యేంద్రియము గంధశక్తి వాసనానుభవ కిరణము ముక్కులో ప్రదర్శితమై వాసనా రూపములుగా విస్తారితమవుతోంది. నాసికేంద్రియము మాట్లాడు శక్తి మాట్లాడు కిరణము నోటిలో ప్రవేశించి అనేక శబ్ద వాక్య పరంపరలుగా ప్రదర్శితమవుతోంది. వాగింద్రియము వినికిడి శక్తి వినికిడి కిరణము చెవిలో ప్రవేశించి వినుచుండు సమస్తముగా శ్రవణ శబ్దరూపము దాల్చుచున్నది. శ్రవణేంద్రియము నేను చూస్తాను ఇది చూస్తున్నాను, నేను వాసన చూస్తున్నాను ఇది ఇట్టి వాసన, నేను మాట్లాడుచున్నాను ఇవి నా మాటలు, నేను వినుచున్నాను ఇదంతా నా వినికిడి, ఇదంతా కూడా జీవాత్మయే. ఆ సమస్తముగా విస్తరించి ఆస్వాదిస్తున్నది. స్వప్నములో ఒకడు చూస్తూ ఉన్నదంతా తాను కోరుకొనుచున్నదే కదా. అట్లాగే ఆత్మ పొందుచున్నదంతా తనను తాను ఇచ్చగించున్నదే. అందుకే ఆత్మ సత్యకామ సత్యసంకల్ప అయి ఉన్నది. ఆత్మ ఒక్కటే సత్యము, తదితరమంతా ఆత్మయొక్క స్వకీయ లీల క్రీడ వినోద చమత్కారమే. ఇహ పరములందు ఆత్మయే సత్యము. సముద్ర జలములో తరంగము బయల్వెడలి సముద్ర జలంలో సంచరించి తిరిగి సముద్ర జలమునందే లయమవుతోంది చూచావా? అట్లాగే పరమాత్మ అనే మహాసముద్రంలో జీవాత్మలు అనే తరంగములు బయల్వెడలుచున్నాయి. పరమాత్మేందే శబ్ద స్పర్శ రూపరసగంధములతో కూడి సమస్త అనుభవములు బయలుదేరి ఆత్మయందే తిరిగి లయమొందుచున్నాయి. సమస్తము సర్వదా ఆత్మయే అయి ఉన్నది. ఇదియే నేను గుర్తుచేసిన ఆత్మాన్వేషణ ఆత్మదర్శనము. ఓ ఇంద్రదేవ, ఇట్టి సర్వత్రా బ్రహ్మము యొక్క సందర్శనమే బ్రహ్మలోక ప్రవేశముగా శాస్త్రవణితము. అంతేగాని పంచభూతములు ప్రవర్తించే మరొక చోటేదో కానే కాదు. అథయో వేదేదం మన్వానితి స ఆత్మ. మననము చేయవాడు లేక మనస్సు తనదైనవాడు ఆత్మ. ఏదైతే నేను మననము చేస్తున్నాను అని తెలుసుకుంటున్నదో అదియే ఆత్మ. మననము చేయబడేది అద్దాని ఛాయయే. జలంలో చూచు నీవు ఆత్మ. జలంలో కనబడే నీ ప్రతిబింబము ఆత్మ యొక్క ఛాయ కాబట్టి ఆత్మకు అనన్యమే. స్వప్నము నీదైన నీవు ఆత్మ. స్వప్నములోని నీ ద్రష్టత్వము స్వప్న దృశ్యానుభవములు ఛాయ. సుషుప్తి నీదైన నీవు ఆత్మ. సుషుప్తి యొక్క ఆయా విశేష లక్షణములు ఛాయ. మననము చేయనది ఆత్మ. ఆ మననమును తెలుసుకొనిచూ ఉన్నది ఆత్మ. మనస్సు ఆత్మ యొక్క దివ్య నేత్రము. మనో అస్య దివ్యంచక్షుః. ఆత్మ అట్టి మనస్సు అనే దివ్య చక్షువుచే జగత్కల్పన చేసుకుని లీలగా క్రీడగా వినోదముగా సమస్తమును దర్శించుచున్నది. సమస్తమునందు రమించుచున్నది. సమస్తము బ్రహ్మమే అను అవలోకనమే బ్రహ్మలోకము. అట్టి ఆత్మను దేవతలు ఉపాసించుచున్నారు. అందుచేతనే దేవతలకు సమస్త లోకములలో సమస్త భోగములు లభిస్తున్నాయి. ఓ ఇంద్రదేవ, సమస్తము ఆత్మగా ఉపాసించువాడు సత్యకామ సత్యసంకల్పుడై సమస్త లోకములలో స్వేచ్ఛావిహారి అగుచూ లోకములన్నీ ఆత్మయందే తనయందే దర్శించగలడు. ఈ విధంగా పూర్ణార్థపూర్వకంగా పలికిన ప్రజాపతి వాక్యములను ఇంద్రుడు శ్రద్ధగా శ్రవణం చేశారు. ఆత్మాన్వేషణ ఆత్మోపాసనల పరాకాష్ఠార్థము పొందినవారే మోక్షభావులు అయ్యారు. 16:8-13 అష్టమ అధ్యాయము, త్రయోదశ ఖండము, శ్యామలా బ్రహ్మము, సబలా బ్రహ్మము. ఈ విధంగా సమాధానము పొందిన ఇంద్రుడు సంతృప్తుడై ప్రజాపతికి నమస్కరించి సెలవు తీసుకున్నారు. స్వర్గలోకము వచ్చి దేవతాసభను సమావేశపరచారు. ఇంద్రుడు, ఓ దేవతలారా, నేను సర్వదా స్వయముగా బ్రహ్మమే అయి ఉన్నాను. కాని శ్యామ నీలలోహితమైన స్వయంకృత కల్పనయందు ప్రవేశించి స్వస్వరూపమును ఇంతకాలం ఏమరచాను. జగద్గురువగు ప్రజాపతిచే బోధించబడి అరణ్యమువలే సమస్తము తనేందు ఇముడ్చుకొన్నట్టి పరబ్రహ్మస్వరూపమునందు పునఃప్రవేశితుడను అగుచున్నాను. ఇప్పుడు నేను పూర్ణుడను అని ఎరిగి మాయాసబలిత జగద్వ్యవహారమంతా ఆత్మస్వరూపుడగు నాకు అభిన్నమైనదిగా దర్శించుచున్నాను. గుర్రము తన వెంట్రుకలను విదిల్చి ధూళిని వదిలించుకొనురీతిగా రాహుగ్రహము నుండి విముక్తుడైన పూర్ణచంద్రుని వలె మకిలి వదలగా తలతలమెరుస్తున్న పంచపాత్ర వలె దృశ్యము సత్యము నిత్యము దృశ్యము నన్ను బాధిస్తోంది. ఏదో చేస్తే ఎప్పటికో ఎట్లాగో ఎవ్వరో చేయి సాయమిస్తేగాని నాకు దృశ్య సంసార బంధము ముడివిడదు మొదలైన బద్ధభావముల నుండి విడివడుచున్నాను. దృశ్యమును అధిగమించి ద్రష్టి యొక్క కేవలీ తత్వమును గ్రహించుచూ కూతకృత్యుడనగుచున్నాను. శ్యామాహ శబలం ప్రపద్యే, నీలము నుండి తీయబడిన నీలవర్ణము వలె హృదయస్థ బ్రహ్మము నుండి సమస్తము బ్రహ్మమే అను శబలము నిశ్చయము పొందుచున్నాను. శబలాహ శ్యామం ప్రపద్యే, సమస్తము బ్రహ్మమే అనే బలముచే సర్వహృదయాలలో బ్రహ్మము దర్శించుచున్నాము. బ్రహ్మములోనే సమస్తము, సమస్తమునందు బ్రహ్మమును ఉపాసిస్తూ పొందవలసిన బ్రాహ్మీ స్వరూపమును సిద్ధించుకొనుచున్నాను. మనస్సుచే బ్రహ్మమును దర్శిస్తూ బ్రహ్మమునందే మనస్సును దర్శిస్తూ బ్రహ్మీ స్వస్వరూపమును అమనిత్యముగా తీర్చిదిద్దుకుంటున్నాను. ఓ దేవతలారా, మనందరము సమస్త లోకములను జయించి సర్వాత్మస్వరూపులమై ఆనందించటానికి ఇది ఒక్కటే మనకు మార్గము. 16:8-14 అష్టమ అధ్యాయము, చతుర్దశ ఖండము, ఆత్మయే సమస్తము. ఆకాశో వై నామరూపయోః నిర్వహిత. బ్రహ్మాకాశము లేక ఆత్మాకాశమే లేక హృదయాకాశమే, దహరాకాశము లేక నిర్విషయచిదాకాశమే, ఈ కనబడే నామరూపాత్మకమైన సమస్త జగత్తును నిర్వహించుచున్నది, వ్యక్తీకరణము చేయుచున్నది. ఇదంతా దర్పణములో లేక జలములో ప్రతిబింబమువలే ఆత్మయందే ఏర్పడినదే ఉన్నది. తే యత్ అంతరా తత్ బ్రహ్మ తత్ అమృతం. ఈ సమస్త ఇంద్రియ విషయరూప జగత్తు దేనియందైతే అంతరముగా భావన మాత్రమే, కల్పన మాత్రమే, నామరూపాత్మకమై కనిపిస్తోందో అదియే బ్రహ్మము. అట్టి బ్రహ్మమే అమృతము. ఏ సృష్టికర్త ఇంద్రదేవునికి విరోచననికి అట్టి ఆత్మాన్వేషణ ఆత్మోపాసనను అశరీరవాణి అయి వినిపిస్తూ మార్గదర్శనం చేయిస్తున్నారో అట్టి ప్రజాపతికి హృదయపూర్వకంగా నమస్కరించున్నాము. స ఆత్మా ప్రజాపతేః సభాం వేస్మ ప్రపద్యే, ప్రజాపతి యొక్క సభలో ప్రవేశించి అట్టి ఆత్మ లేక బ్రహ్మమును ఉపాసించుచున్నాము. అట్టి సమస్తము ఆత్మయందే. ఆత్మయే సమస్తమునందు అను స్వస్వరూపాత్మ ప్రబోధ ధ్యాన ఆరాధనలచే బ్రహ్మజ్ఞానులగు బ్రాహ్మణుల యొక్క, అభ్యాస సామర్థ్య సంపన్నులగు క్షత్రియుల యొక్క, కృష్ణ గోరక్షణ సంపన్నులగు వైశ్యుల యొక్క యశస్సు యశోరూపమగు ఆత్మను పొందియుండెదముగాక. సమస్తము నేనైన నేను యశస్సులకే యశస్సును. ఆత్మనగు నేను సర్వదా అఖండాత్మగానే ఉండి ఉన్నాను, ఉండి ఉంటాను. అంతేగాని దంతములు లేకుండానే భక్షణ చేయనట్టి రోహితమగు కుంకుమ రంగు వంటి మాయా అనే గోతిలో మేము పడుకుండెదముగాక. మాయందు చరించము, ఆత్మయందే చరించెదముగాక. 16:8-15 అష్టమ అధ్యాయము, పంచదశ ఖండము, పరంపర, నియమ, ఫలశ్రుతులు. ఇట్టి ఆత్మతత్వజ్ఞానమును తమ్ ఆత్మయేవ ఇతి జ్ఞానో సృష్టికర్తయగు బ్రహ్మ సృష్ట్యభిమానియగు ప్రజాపతికి ఉపదేశించారు. ప్రజాపతి మానవ సృష్టి నిర్మాత ఆగు మనువుకు బోధించారు. మనువు ప్రజలకు నేర్పారు. ఎవ్వరైతే తమకు నియమితమైన కర్మలను ధర్మబుద్ధితో, సేవక భావనతో పరమాత్మకు సమర్పిస్తూ నిర్వర్తిస్తూ ఉంటారో, గురుభక్తి కలిగి ఉంటారో, వేదముల అంతరార్థమును అధ్యయనము చేస్తూ ఉంటారో, సునిశితము, విశాలము, నిర్మలము, తితిక్షా సమన్వితము అగునట్లుగా స్వకీయ ప్రజ్ఞావగాహనలను తీర్చిదిద్దుకుంటూ ఉంటారో, సద్గురువుల సూచనానుసారం ఆశ్రమ ధర్మములను పాటిస్తూ పరమాత్మకు సమర్పిస్తూ ఉంటారో, సంతానమును, ఆశ్రితజనులను అధ్యయన సంపన్నుడుగా తీర్చిదిద్దుతూ ఉంటారో, శాస్త్ర విహితమైన సాధన సంపత్తిని పెంపొందించుకుంటూ ఉంటారో, అహింసావ్రతులై జీవితమును భగవత ప్రసాదముగా భావిస్తూ జీవితము అనే సందర్భమును సద్వినియోగపరచుకుంటూ ఉంటారో, అట్టివారు ఈ శరీరమున్నప్పుడే బ్రహ్మలోకము ప్రవేశించినవారే, అనగా సర్వము బ్రహ్మముగా ఆత్మగా చూడటం సిద్ధించినవారే బ్రహ్మ సాయుజ్యమును తప్పక పొందగలరు. ఇతి సామ వేదాంతర్గత ఛాందోగ్యోపనిషత్ 8వ అధ్యాయ సమాప్తః ఇతి. ఓం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. ఇతి ఛాందోగ్యోపనిషత్ సమాప్తం. ఓం శాంతియః శాంతియః శాంతియః. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ ప్రాణః చక్షుః శ్రోత్రం అథో బలం ఇంద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం. మాహం బ్రహ్మ నిరాకుర్యాం, మామా బ్రహ్మ నిరాకరోత్. అనిరాకరణమస్తు. అనిరాకరణం మేస్తు. తత్ ఆత్మని నిరతే య ఉపనిషత్తు ధర్మానః తే మయి సంతు. తే మయి సంతు. ఓం శాంతియః శాంతియః శాంతియః.